இப்போ இப்போ ரீஃப்ரெஷ் பண்ணிங்களேன், ஸ்டார்ட் ஆயிடுச்சு பேஜ். பேஜ் இப்போ தான் கம்ப்ளீட் ஆனிச்சு, ப்ராசஸிங் போயிருக்கு, அதை கவனிக்கணுங்க. வந்துருச்சா? ஆ, பார்த்திபன் தான் நிற்கிறது. இப்போ மாமா இடையில போனார். ம், ஓகே சார். சேகர் நான் இருந்தேன். இது மாற்றிக்கணும், ஃப்ரேம் மாற்றிக்கணும். மாத்திரம் வந்துருக்கு சார். ஆமாம் ஆமாம், அது பார்த்திபன் தான். அது போட்டுலாமே சார். இல்ல இல்ல இல்ல இல்ல, இருங்க இருங்க, நீங்க ஹோம் பேஜ்ல போனோம்னா இங்க எல்லாமே கரெக்டா ஆயிடும்ல. ஒரே நிமிஷம் இருங்க, நான் இங்க எல்லாருக்கும் சொல்லிக்கிறேன். ஒரு நிமிஷம் திரும்ப நான் கூப்பிடுறேன். தேங்க்யூ சார். கூகுள் கூகுள் கேமரா ஸ்டார்ட் ஆக போகுது. யாரு உட்கார போறீங்க? எல்லாம் உட்காந்துருங்க, கொஞ்சம் முன்னாடியே ஸ்டார்ட் பண்ணிடலாம். யாரு நீங்க இங்க உட்காந்துருங்க மணி. அந்த இதெல்லாம் கொண்டு வந்துருங்க. ரொம்ப சந்தோஷம். இல்ல இல்ல, உனக்கு கவலாத போது இருக்கணுமே. இதுதான் வரணும் இல்ல சொல்லுங்க. பாதுங்க, நீங்க சுத்தி வரணுமா? அப்படி எதிரில போக கூடாதான். அவரு அவரு எல்லாத்தையும் எடுத்து வச்சுட்டு இருக்காரு. ஒரு நிமிஷம் நான் ஜூம் அவுட் வந்துடுறேன். நீங்க லேண்டிங் பேஜ்ல போட்டுறாதீங்க, இங்க இன்னும் எடுத்து வச்சுட்டு இருக்காங்க. ஆ சரி சார். சார் அப்படியே அப்படியே ஒரு நிமிஷம் லைன்ல இருங்க, ராமு சார் லைன்ல வராங்க. சார் சொல்லுங்க சார். ஆ சார், இவங்களுக்கு செந்தில் சாருக்கு வந்துருச்சான் சார். உங்க வேறு நீங்க எனக்கு. ஆ சரி சார், எனக்கு ப்ராசஸிங் இருந்திருக்கு, அதே நான் கவனிக்கல. நேற்று உங்களுக்கு இந்த போட்டோஷாப்ல ஆனிச்சுல. சரி சார், ஓகே சார். மாயிலாங்க சார். சொல்லுங்க சார். சொல்லு சார். சார் கேக்குதா சார்? ஆடி வருது இல்ல சார்? ஆ சரி சார், இருங்க. இப்ப சீக்கிரம் எடுத்து வைங்க, நீங்க எடுத்து வச்சிட்டீங்கன்னா முடிஞ்சிருவோம். ஒரு நிமிஷம் போன் பேசிட்டு இருக்கேன், சொல்லுங்க சார். இப்பதான் சார் உட்கார்றாரு, என்ன புதி வீட்டுல. அந்த ஒரு நிமிஷம் இருங்க சார். ஒரு நிமிஷம் ஸ்டார்ட் பண்ணிக்கலாமா? சார் ஸ்டார்ட் பண்ணிடலாம் சார். ஆமா இல்ல ஓம் ஸ்ரீகாந்தோபியம் தம் சர்வாதி குருமணோக்கியமுடமோஸ்மிதாரங்கிதமுதிரபாரிகளிடம் சுனித்யம் சுஜிகரமரிடம் வியாதிநாசம் சுமோக்ஷம் கங்காதீர்த்தேன துல்யம் சகலவிடகரம் ரோதநாசம் சுஷாந்தம் யக்ஷ பைராஜலக்ஷ பிரபதமசகரம் துஷ்டிபுஷ்டிம் சமஸ்தம் பசியல் லோகே நராணாம் சகல ஜன சுகம் பார்வதீஷ பிரசாதம் ஓம் த்ருவந்தே ராஜா வருணோ த்ருவந்தேவோ ப்ரஹஸ்பதிஹ த்ருவந்த இந்திரஶ்சாக்னிஶ்ச ராட்டிரம் தாரகதாம் த்ருவம் பர்வத இவா விஜாஜலிஹ இந்திரைவேஹ த்ருவஸ்திட்டா ராட்டிரபுதாரஜா திட்ட பிரதன்யதஹ அதரேழல் துணத்ரவா இந்திரஜிப விருத்ரஹ திட்டா தேவீம் வாஜ மதனயல் ததேவா விஸ்வரூபா பசவோ மதந்தி சார்ணோ மல்ரேடமூர் ஜல்ோஸ்மானுமூர்த்தோஸ்வீரமசோபசியேமதரீராணே கிருக்லாம் பரதரம் விட்டும் ததிவர்ணம் சதுர்புஜம் அமிர்தம் பிரம்மா பூர்பவஸ்வரோமேஸ்வர பிரீத்தியர்த்தம் சுதினம் ததேவா தாராபலம் சந்திரபலம் ததேவாபலம் தெய்வபலம் ததேவா கௌரீபதே அங்கயுகம் ஸ்வராமி கரிஷ்யமானஸ்ய கர்மணா பரிசமாப்த்யர்த்தம் ஹரித்ரா மங்கள மகாகணபதிம் கரிஷ்யே ஆதோ நிருத்தபூஜா மகாகணபதி பூஜாம் கரிஷ்யே உத்தரதோனி தாஜா பிரணவீனாந்திரியேணம்ரட்சகவதீனாவகுண்டமூலேனேனுமுதிராமிருதரஸ்ய கங்கே தயமுனே தைவ கோதாவரி சரஸ்வதி நர்மதே சிந்து காவேரி ஜலேஸ்மின் சன்யதன் குரு சஞ்சலேன ஸ்வாத்மானஞ்சதம் புரோக்ஷ்ய மகாகணபதி பிம்ப வஸ்ரேநாதம் புரோக்ஷ்ய ஜனமோதரம் சாமிமம் கணேஷம் குடாரமோதாமேதராபீரே நிர்தமஹாகணாதிபததே நமஹ ஜாஜாமி மஹாகணபததே நமஹ ஆவாஹயாமி ஆவாகணே ஸ்தாபனே சந்நிதானே சந்நிரோதனே சந்தனே அவகுண்டனே காலத்ரயே பத்மே நமஸ்கார முத்ராம் பாஷாங்கு சமுத்ராம் பிரதர்ஸ்ய மஹாகணபததே நமஹ பாத்யம் சமர்ப்பயாமி மஹாகணபததே நமஹ ஆதமணியம் சமர்ப்பயாமி மஹாகணபததே நமஹ மஹார்க்யம் சமர்ப்பயாமி மஹாகணபததே நமஹ நாபயாமி மகாகணபதே நமஹாலிகாம் சமர்ப்பயாமி மகாகணபதே நமஹ தவே பூஜயாமி ஓங்காம் சுமுகாத நமஹ ஓங்காம் ஏகதந்தாய நமஹ கபிலாத நமஹ ஓங்காம் கஜகர்ணகாத நமஹ ஓங்காம் லம்போதராத நமஹ ஓங்காம் விகடாய நமஹ விக்னராஜாத நமஹ ராமிநாதகாத நமஹ ஓங்காம் தூமகேதவே நமஹ ஓங்காம் கணாத்யக்ஷாய நமஹ பாலச்சந்திராத நமஹ ஓங்காம் கஜானநாய நமஹ வக்ரதுண்டாத நமஹ ஓங்காம் ரூபகர்ணாய நமஹ ஓங்காம் ஜேரம்பாத நமஹ ஓங்காம் ஸ்கந்தபூர்வஜாய நமஹ ஓங்காம் நமஹ கணபததே நமஹ நமோ பிரதமதே நமஹ நமோ நபிரபதபதே நமஹ நம பிரமதமதே நமஹ ஸ்தேஸ்தலம்போதராஜே நமஹ ஏகதந்தாஜே நமஹ ராஜே நமஹ சிவசுதாஜே நமஹ சரதமூர்த்தஜே நமோ நமஹ வேதநாதிகம் கணபததே நமஹ ధూపం ఆగ్రామి సుమనోహరేయం సర్వదేవానాం ధూపోయం ప్రతిష్టతాం జగదే మహాగణపతయే నమః దానిమీఫలాని కదలీఫల తాంబూలాని ఏదత్సర్వామృతం నివేదయామి అనంతరం ఆదమనీయం సమర్పజామి. ఏకదంతాయ విజయాదే నిమలాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. మహాగణపతయే నమో నమః. నిరాజనానంతర ఆదమనీయం సమర్పజామి అత రక్షాందారయామి. అనయా పూజయా గంగణపతి ప్రియదేవం వేద పామాయనం వేదనవాన్ భవతి. మా గణపతజే నమో నమా. వేదోక్త మంత్రపుష్పాంజలి సమర్పజామి. మూలమంత్రమిశక్తి ఓం గం గణపతజే నమః. ఓం గం గణపతజే నమః. ఓం గం గణపతజే నమః. ఇది ఏకాదశ వారం జత్వా పునః జపం సమర్ప్య ప్రార్థ్య. అన్యదాచరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం దదతు తే. మహాగణపతయే నమః. జప సంఖ్యాం సమర్పజామి పునః మహాగణపతిం ప్రార్థ్య. ఓం వక్రతుండ మహాగాజ సూర్యకోటి సమ ప్రభా. విఘ్నం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సర్వదేవాగ్రశ్రేష్ట విఘ్నేశకరణాయక. కామభాస్వజ తత్కర్మ తత్కర్మ సఫలం గురు. గౌరీ పుత్రగణ అధ్యక్ష సర్వ విఘ్న నివారక. అని సర్వస్మిన్ నిర్విఘ్నం గురు సిద్ధతే. సుముఖస్యైకదంతశ్చ కపిలో గజకర్ణకః. గోదరస్య విఘ్నో విఘ్నరాజో వినాయకః. సోమకేతుర్గణ అధ్యక్షో బాలచంద్రో గజారణః. సూక్ష్మకర్ణో జయరంభస్కందపూర్వజః. షోడశైతాని నామాని యః పఠే శృణుజాదపి. వాయేత ప్రవేటే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేణ విఘ్నస్తస్య న జాయతే. ఏవం సంప్రార్థ్య విఘ్నేశం కర్మ సంకల్పజేద్ గురుః. శివధనజవరిష్టము సర్వకళ్యాణమూర్తిము వరుణ కమలహస్తము శోభితం మోదకేన అరుణ కుసుమమాల వ్యాళలంబోదరం తం మమ హృదయ నివాసం శ్రీ గణేశం నమామి. గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ శమానం భవ భవ గణపతి భత్మ శరీరం. జయ జయ గణపతి దివ్య నమస్తే. జయ జయ గణపతి దివ్య నమస్తే. లంబోధర వర పుంజాశుర కృత కుంగుమ వర్ణధరం స్వేదశు శృంగం మోదగహస్తం పీదిశ పనశఫలం నయనత్రయ వర నాగ విభూషిత నానా గణపతి తం. మహాగణపతయే నమః. అనేక కోటి ప్రార్థన ప్రదక్షిణ నమస్కార పుష్పాంజలిం సమర్పజామి పునః కృతాని గృహీత్వా శుక్లాంబరధరమిది ప్రార్థ్య. శుక్లాంబరధరం విష్ణుం ఋషివర్ణం చతుర్భుజం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓహో ప్రాణానాజమ్య అమృతం బ్రహ్మ పూర్వవస్తు వరోం దురిదక్షేద్వారేశ్వర ప్రీత్యర్థం శివాభ్యాం నమః. శివ శివ శంభోరాజ్ఞయ ప్రవర్ధమానస్ అర్జ బ్రహ్మణ ద్వీయవరార్థే శ్రేవరాహ కల్పే నైవ సదమన్వంతరే అష్టావింశజనే కలోకే ప్రథమే వాదే శంభోర్దీపే భారతవరుడే వరదరఖండే హేయోః దక్షిణే పార్శ్వే సదాతే అస్మిన్ వర్తమానే వ్యవహారికే ప్రభవాది శక్తి సంపదానాం మధ్యే దాని మంగళకర సుశ్రీ నందననామ సంవత్సరే శరత్రతౌ తులామాసే విషేడదా శుక్లపక్షే மங்களகர சஷ்டியாம் உபரி சப்தம் ஜாம் சுமதிதோ வாதரா வாசரஸ்து சம்யுக்தாஜாம் சுபநக்ஷத்ர பூர்வாஷாட நக்ஷத்ர சம்யுக்தாஜாம் சுபநக்ஷத்ர சுபயோக ದೀಪಕುಮಾರ್ ಅಗರ್ವಾಲ್ ನಾಮಜ ಸ್ವಾದಿ ನಕ್ಷತ್ರದ್ವಸ್ ಧನಸೇಖರ ದಾಮೋದರಂ ನಾಮದೇಸ ಅನುರಾಧ ನಕ್ಷತ್ರದ್ವಸ್ ಡಿನಾಸ್ ಫಡ್ವರ್ಸ್ ನಾಮದೇಸ ಅಶ್ವಿನ್ ನಕ್ಷತ್ರದ್ವಸ್ ಡಾನ್ ಥಾಮ್ಸನ್ ನಾಮದೇಸ ಅವರ ನಕ್ಷತ್ರದ್ವಸ್ ಡೊನಾಲ್ಡ್ ಲಾರಿ ಬ್ಯಾಕ್ ನಾಮದೇಸ ಗಿರ್ಮ ನಕ್ಷತ್ರದ್ವಸ್ ಡೊನಾಲ್ಡ್ ವಿಲ್ಸನ್ ನಾಮದೇಸ ಮೂಲಾ ನಕ್ಷತ್ರದ್ವಸ್ ಡಾನ್ ಗುಪ್ತಾ ನಾಮಜ ಆಸ್ಥಾನ ನಕ್ಷತ್ರದ್ವಸ್ ರೆನ್ಸ್ ಕಾರ್ಡೋ ನಾಮಜ ವಿಶಾಖ ನಕ್ಷತ್ರದ್ವಸ್ ಎದಿಗಾವೈಟ್ ನಾಮಜ ಪುರಾಡ ನಕ್ಷತ್ರದ್ವಸ್ ಬ್ರೋಸ ಜೋಸ್ವರ ನಾಮಜ ಅಶ್ವಿನ್ ನಕ್ಷತ್ರದ್ವಸ್ ಗೌರಿ ಡೆಪ್ ಲೈನ್ ನಾಮದೇಸ ಮಕಾನಕತದ್ವಸ್ಯ ಸೋಮದಾಸ್ವಾಮ್ ನಾಮದೇಸ ಪೂರ್ವಭದ್ರವಾದ ನಕ್ಷತ್ರದ್ವಸ್ ಶ್ರೀಧರ ಗಣೇಶ ನಾಮದೇಸ ರೇವಣ ನಕ್ಷತ್ರದ್ವಸ್ ಶ್ರೀಧರ ಪಳನಿಯಪ್ಪ ನಾಮದೇಸ ರೇವ ನಕ್ಷತ್ರದ್ವಸ್ಯ ಸುಲರೋಗ ನಾಮಜ ಸುಲಿರಕ ನಾಮಜ ರೇವ ಸುಲರೋಗ ನಾಮಜ ವರ ನಕ್ಷತ್ರದ್ವಸ್ಯ ಸುನಿತಾಲ್ ದ್ವೇದಿ ನಾಮಜ ಅನುರಾಧ ನಕ್ಷತ್ರದ್ವಸ್ಯ ಸುಗುಣಾ ಗುಣಗುಣವಲ್ ನಾಮದೇಸ ವಿಶೇಷ ದ್ವಿಡಾ ನಕ್ಷತ್ರದ್ವಸ್ ಶ್ವೇತಾ ರೆಡ್ಡಿ ನಾಮಜ ಪೂರ್ವಭದ್ರವಾದ ನಕ್ಷತ್ರದ್ವಸ್ ಜಾಗೇಶ್ ರುಮಾಪತಿ ನಾಮಜ ಉದ್ರಭದ್ರವಾದ ನಕ್ಷತ್ರ ವೆಂಕಟಮಲ್ಲು ನಾಮದೇಸ ಉಮಾಸುಂದರಿ ಬಿಳೆ ನಾಮದೇಸ ರೇವ ನಕ್ಷತ್ರದ್ವಸ್ ವೆಂಕಟಮಲ್ಲು ನಾಮಜ ಉದ್ರಭದ್ರವಾದ ನಕ್ಷತ್ರದ್ವಸ ವೆಂಕಟೇಶ್ವರ ರಾಮರೆಡ್ಡಿ ನಾಮದೇಸ ರೇವ ನಕ್ಷತ್ರದ್ವಸ ವಿನಿತಾ ರಾಮಚಂದ್ರ ನಾಮದೇಸ ವಿನೋ ರೋಹಿಣಿ ನಕ್ಷತ್ರದ್ವಸ ವಿನೋದ್ ಹರಿಚರಣಿ ನಾಮಜ ಬಿಸರ್ಜನ ನಕ್ಷತ್ರದ್ವಸ ವಿನೋದ್ ಹರಿಲಾಲ್ ನಾಮಜ ಶ್ರವಣ ನಕ್ಷತ್ರದ್ವಸ ವಿಶ್ವಚರಣ್ ಸಿಂಹ ನಾಮಜ ವರುಣ ನಕ್ಷತ್ರದ್ವಸ ಯಶವಂತ್ ಪಟೇಲ್ ನಾಮದೇಸ ಗುರು ನಕ್ಷತ್ರದ್ವಸ ವಿವೇಕ್ ಕುಮಾರ್ ನಾಮದೇಸ ಅನುರಾಧ ನಕ್ಷತ್ರ ಯೋಗಾನಂದ ಲಿವ್ಲೆಟ್ಸ್ ನಾಮದೇಸ ಗೌತಮ ಅಗರ್ವಾಲ್ ನಾಮದೇಸ ಅನುರಾಧ ನಕ್ಷತ್ರ ಗೀತಾಂಜಲಿ ಗುಪ್ತ ಗುಂದ್ರ ನಾಮ ಆಸ್ಥಾನ ನಕ್ಷತ್ರದ್ವಸ ಗೀತಾ ಸ್ವಗು ನಾಮದೇಸ ಉತ್ತರಾಡ ನಕ್ಷತ್ರದ್ವಸ ಗುಸ್ಮನಾಗ ಜಯ ಶ್ರೀ ಮಗಾಣ ನಾಮ ನಕ್ಷತ್ರದ್ವಸ ಗೋವಿಂದ ಜಹ ನಾಮ ಉತ್ತರಮಿಳ ನಕ್ಷತ್ರದ್ವಸ ಅಮಿತ್ ನಾಮದೇಸ ಪೂರ್ವಾಡ ನಕ್ಷತ್ರದ್ವಸ ಹರಿದಾಸ್ ನಾಮದೇಸ ಆಸರೇಟ ನಕ್ಷತ್ರದ್ವಸ ಹರಿಲ ಹರಿಣಿ ಲೋರಿ ಸ್ವಚ್ ನಾಮದೇಸ ಆಸರೇಟ ನಕ್ಷತ್ರ ಹರೀಶ್ ಡನ್ವಾಡ್ ನಾಮಜ ಅಪಸ ನಕ್ಷತ್ರ ಹರೀಶ್ ರಾಯಲ್ ನಾಮ ಅಪಸ ನಕ್ಷತ್ರದ್ವಸ ಹೇಮಂತ್ ರಾಮಚಂದ್ರ ನರಸಿಂಹ ನಾಮ ಪುರಸ ನಕ್ಷತ್ರದ್ವಸ ಹೇಮಂತ್ ಯಾವೆಲ್ ನಾಮ ಸುರಡ ನಕ್ಷತ್ರದ್ವಸ ಜಗನ್ನಾಥ ವಶಿಕ ನಾಮ ಪೂರ್ವಾಡ ನಕ್ಷತ್ರದ್ವಸ ಜಾನ್ಹವಿ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ನಾಮದೇಸ ಶ್ರವಣ ನಕ್ಷತ್ರದ್ವಸ ಜಾನು ಹಜರಿ ನಾಮಜ ಉತ್ತರ ನಕ್ಷತ್ರದ್ವಸ ಜಾಸನ್ ಬರಗನ್ ನಾಮಜ ಪೂರ್ವ ನಕ್ಷತ್ರದ್ವಸ ಜಾವೇರ್ ಕಲ್ ನಾಮಜ ಅಸುರ ನಕ್ಷತ್ರದ್ವಸ ಜಯಶೀಲಿಯ ವಾಸು ನಾಮಜ ಉತ್ತರಾಡ ನಕ್ಷತ್ರದ್ವಸ ಜೈವಂತ ರಾವಲ್ ನಾಮದೇಸ ಅಸ್ಥಾನ ನಕ್ಷತ್ರದ್ವಸ ಜೋಲ್ ಪಾರಸ ನಾಮಜ ಅನುರಾಧ ನಕ್ಷತ್ರದ್ವಸ ಜಾನ್ ಸ್ಟಫನ್ ನಾಮದೇಸ ವಿಶಾಖ ನಕ್ಷತ್ರದ್ವಸ ಜೋಸ್ ರಾಮನ್ ಪಿನ್ನಡೋಸ್ ನಾಮಜ ಉತ್ತರಾಡ ನಕ್ಷತ್ರ ಉತ್ತರ ಭದ್ರವಾದ ನಕ್ಷತ್ರದ್ವಸ ಜವಾಹರ್ ನಾಮಜ ಜೇಟ ನಕ್ಷತ್ರದ್ವಸ ಜಯಶ್ರೀ ನಾಮದೇಸ ಜನಿಟ ನಕ್ಷತ್ರದ್ವಸ ಕಲಾರಾಣಿ ವೈದ್ಯಲಿಂಗ ನಾಮದೇಸ ಪುನರ್ವಸ ನಕ್ಷತ್ರದ್ವಸ ಕಮಲೇಂದ್ರ ಮಹಾಪತ್ರ ನಾಮಜ ಉತ್ತರ ನಕ್ಷತ್ರದ್ವಸ ಕರಣ್ ಪಿನ್ನಡ ನಾಮಜ ಮಕಾ ನಕ್ಷತ್ರದ್ವಸ ಕರಿಣಾ ಹೆನ್ ಅಸ್ಟಿಂಗ್ ನಾಮದೇಸ ಮಕಾ ನಕ್ಷತ್ರದ್ವಸ ಕರಿಣಾ ಹೆನ್ ಹಾಸ್ಟಿಂಗ್ ನಾಮದೇಸ ಆರ್ದ್ರ ನಕ್ಷತ್ರದ್ವಸ ಕಾಶಿ ವಿಶ್ವನಾಥ ನಾಮದೇಸ ಆಶ್ರೇಡ ನಕ್ಷತ್ರದ್ವಸ ಕೆ ಟಿ ಬೆನ್ಸನ್ಸಿ ನಾಮ ಜಾ ಮಕಾ ನಕ್ಷತ್ರದ್ವಸ ಕವಿತಾ ವಿವೇಕ್ ನಾಮದೇಸ ಕೃತಿಕಾ ನಕ್ಷತ್ರದ್ವಸ కీర్తన కృష్ణరాజు నామదేశ్య ఉత్తరాషాఢనకదోస కెండన్ భోట్య నామజా మకా నక్షత్రద్వస్య కృపాల్ సింగ్ నామదేశ్య మూలా నక్షత్రద్వస్య కోకన్ చాయ్ నామదేశ్య కృతికా నక్షత్రద్వస్య కృష్ణన్ కొలూరు నామజా ఉత్తర బల నక్షత్రద్వస్య కృష్ణన్ కెన్స్ నామదేశ్య ఆశ్రయ నక్షత్రద్వస్య కుమారి ఫ్యాబియో నామజా ఆశ్రయ నక్షత్రద్వస్య లక్ష్మీప్రసాద్ మరద మరాధా నామజా ఆర్ద్ర నక్షత్రద్వస్య లయహాంగ్ టాన్ నామదేశ్య ఉత్తరబల్ నక్షత్రద్వస్య మాల్కామ్యో నామజా మూలా నక్షత్రద్వస్య మన్వీందర్ సింగ్ నామదేశ్య అశ్విన్ నక్షత్రద్వస్య మార్కు అటన్ ఏంజలీ నామజా యుజరా నక్షత్రద్వస్య మరియా లోపేస్ నామదేశ్య ఉత్తరాడ నక్షత్రద్వస్య మ్యారీ మ్యాక్నాబ్ నామదేశ్య పూర్వభద్రవాద నక్షత్రద్వస్య మీరాబత్ నామజా జేఠా నక్షత్రద్వస్య మైకల్ మొహరక్ నామదేశ్య జేఠా నక్షత్రద్వస్య మైకల్ షెరడన్ నామదేశ్య అనురాధ నక్షత్రద్వస్య మహిళా మనోళి నామజా రోహిణి నక్షత్రద్వస్య ఎంఎస్ అనురాధ నామజా ఆర్ద్ర నక్షత్రద్వస్య ముకుందన్ చిత్రలేఖ నామదేశ్య పూర్వభద్రపాద నక్షత్రద్వస్య మైలపల్లి చంద్రశేఖర నామదేశ్య అదవిషా నక్షత్రోద్భవస్య నందకుమార్ మేనన్ నామదేశ్య అభర నక్షత్రద్వస్య ఎన్సీ ప్రకాష్ నామదేశ్య పూర్వపల్గొడి నక్షత్రోద్భవస్య బైజి కొనలి నామజా నటా నక్షత్రద్వస్య పల్లవి రైనా నామజా మకా నక్షత్రద్వస్య ప్రవీణ్ శ్రీ నామజా సదవిషా నక్షత్రోద్భవస్య పౌలాముత్తు పెర్లస్ నామదేశ్య మృగశిరా నక్షత్రద్వస్య మేరీ లంజ్ నామదేశ్య చిత్రా నక్షత్రద్వస్య పూనం అరోడా నామజా రట్టా నక్షత్రద్వస్య ప్రకాశ్ బాడ్యా నామజా అభర నక్షత్రద్వస్య ప్రియా రాజగోపాలన్ నామదేశ్య ఉత్తరాఢ నక్షత్రద్వస్య పూజా తివారి నామజా అనురాధ నక్షత్రద్వస్య రాఫెల్ క్యాసినో వర్గస్ లోపెస్ పెర్టిలో నామజా విశాఖ నక్షత్రద్వస్య రాగిణి అన్నన్ నామదేశ్య ఆర్ద్ర నక్షత్రద్వస్య రాహుల్ మహాజన్ నామదేశ్య తృతికా నక్షత్రద్వస్య రాజా నామజా విశాఖ నక్షత్రద్వస్య రాకేష్ నందన్ నామదేశ్య జటా నక్షత్రద్వస్య రామలింగం మైల్వాగన్ నామదేశ్య ఉత్తరాధ నక్షత్రద్వస్య రజని రాజేంద్ర నామదేశ్య కృతికా నక్షత్రద్వస్య రతిదేవి కార్తికేశ్వర నామజా హస్త నక్షత్రద్వస్య రతీష్ నాయర్ నామదేశ్య అభర నక్షత్రద్వస్య రాగినాడ్ ఎఫ్ఎల్ సాయసై నామజా పది నక్షత్రద్వస్య రేణుకా నామజా దృఢా నక్షత్రద్వస్య రికి టోరీ నామజా వర నక్షత్రద్వస్య రాబర్ట్ గ్రాస్గిల్ నామదేశ్య శ్రవణ నక్షత్రద్వస్య రాబర్ట్ హాన్సన్ నామదేశ్య మకా నక్షత్రద్వస్య రాబర్ట్ జోసెఫ్ బర్నార్డ్ నామదేశ్య ఆర్ద్ర నక్షత్రద్వస్య రోడియా రోజ్ పినడా నామజా దృఢా నక్షత్రద్వస్య రోహన్ హరిత్ నామదేశ్య చిత్రా నక్షత్రద్వస్య రాస్బిక్ ధోబి నామజా ఘటా నక్షత్రద్వస్య రుద్రేణల్ సింగ్ నామదేశ్య గోహి నక్షత్రద్వస్య రూపేష్ రాయ్ నామజా కృతికా నక్షత్రద్వస్య రాయన్ చౌన్హిడా నామదేశ్య అస్థా నక్షత్రద్వస్య పార్థిబన్ నామదేశ్య విశాఖ నక్షత్ర సమీర్ నరుళ నామజా పాది నక్షత్రద్వస్య సంపూర్ణం జయశీలన్ నామదేశ్య పుష్ప నక్షత్రద్వస్య సందీప్ పోకర్ణ నామజా కృతికా నక్షత్రద్వస్య సంద పూనం సురా నామజా చిత్రా నక్షత్ర సరాలాన్ నామదేశ్య సభిడా నక్షత్ర సరస్వతి ది ఆర్జో బెక్లర్ నామదేశ్య మూలా నక్షత్ర సతీష్ కట్టరాజ్ నామదేశ్య ఆశ్రయా నక్షత్రోద్భవస్య సీమింగ్లీ నామదేశ్య పూర్వాహడ నక్షత్రోద్భవస్య శైలజా దత్తాత్రేయ సింహీ నామజా రోహిణి నక్షత్రోద్భవస్య శర్మిలా శ్యామ్లాల్ నామజా మృగశిరా నక్షత్రోద్భవస్య శశ్వత్ శంకర్ నామదేశ్య ఆశ్రయా నక్షత్రోద్భవస్య శిలా కుమారు నామజా ఇరటా నక్షత్రోద్భవస్య శ్యామల అలగేంద్ర నామదేశ్య శ్రవణ నక్షత్రోద్భవస్య సిద్ధాంత్ అప్లియాల్ నామజా ఉత్తరాడ నక్షత్రోద్భవస్య శివకుమార్ నామదేశ్య జన్మ నక్షత్రోద్భవస్య సోహిల్ ఖాన్ నామదేశ్య కృతికానక్షత్రోద్భవస్య వరుణ్ రాజన్ కుమార్ నామదేశ్య జ్యేష్ఠా నక్షత్రోద్భవస్య పారుల్ కపూర్ నామదేశ్య యజమానస్య సహకుటుంబాణాం క్షేమారోగ్యతా సిద్ధ్యర్థం అజమానస్య సహకుటుంబాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ శౌర్య ఆజు ఆరోగ్య ఐశ్వర్య ఆయుష సత్సంతాన సౌభాగ్య ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఆచంద్రార్క వంశ అభివృద్ధి సిద్ధ్యర్థం విశేషతాః ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి సౌభాగ్యలక్ష్మి ఇత్యాది అష్టైశ్వర్య మహాలక్ష్మంబికాజా పరలక్ష్మి అంబికాజా కృపాకటాక్ష ధనధాన్య సమృద్ధికర ప్రాప్త్యర్థం యజమానస్య కుటుంబేషు లక్ష్మీకటాక్ష ప్రాప్త్యర్థం విశేషతాః అస్య నవరాత్రి పుణ్యదినే అస్య సప్తమ దినే విశేషతాః సాయంతనీయ మహాదేవిదాః లక్ష్మీ మహాలక్ష్మి పరలక్ష్మంబికాజా అష్టైశ్వర్య సామ్రాజ్యసిద్ధిప్రదాయిన్యాః విశేష స్నపన హవన పూజాగ్య మహాశాంతిక మహామంగళకర్మకరిషిదర్థం పూజోపయుక్త సకల ద్రవ్యశుద్ధ్యర్థం ఆత్మశుద్ధ్యర్థం శుద్ధ్యర్థస్వస్తి పుణ్యాహవాదనం అధ్యకరిషి అక్షదానుతరతో నిరస్య అపౌపస్పృశ్య ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతి ప్రచోదయాత్. दृष्टापजो भनाते क्षेमाय पुनरागमनाय च ॐ यदग्निं पौर्वग्निं हरच्यता अग्निहोत्रं भागदेवेनैवेनं प्रणयते ब्राह्मणः ऋणे दुर्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवता विरुद्धरति नमः सखीनां पुरोगाणां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै ृताध्याचन्द्रमायु देवबीजं विभावतोः अनन्तपुण्यफलदं मदशान्तिं प्रयच्छ मे इदं ब्राह्मणाय तेभ्यस्तेभ्यः तुभ्यमहं सम्प्रददे इदं मम आभ्यां प्रतिगृह्णामि अनुग्रहाणां योग्यतां सन्ताड्य आचार्यं त्वां वृणीमहे आचार्यो भवतु व्रतां सतञ्जीव सतञ्जीव सुखे भव सुखे भव नालिकेरं मृदाड्योऽहं निर्विघ्नाय प्रसीद मे ॐ आत्मत्वाय सुधा विद्यात्वाय सुधा शिवत्वाय सुधा सहस्रा जनमा अस्तु प्रक्षाल्य पुनः आचार्या गुरून् प्रार्थ्य आनन्दमानन्दकरं प्रसन्नम् ज्ञानस्वरूपं निजवाहयुक्तं योगीन्द्रवेद्यं गवरोगवैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरवे सर्वलोकानां हृदये भवरोगिणाम् दक्षिणामूर्तये नमः विश्वं दर्पण दृश्यमानं नगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि माजजाभगरिवोद्भूतं यथा निद्रजा यस्साक्षात् कुरुते प्रबोध समजे स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये मन्त्रमूलं गुरोर्वाक्यं पूजामूलं गुरोः पदं ध्यानमूलं गुरोर्मूर्तिः मोक्षमूलं गुरोः कृपा अदाडिवसमारम्भां श्रीकण्ठाचार्यमध्ये आचार्यः पवित्रं धृत्वा यथा इन्द्रश्च वज्रं स्यात् यथा शूलं हरस्य च यथा विष्णोः चक्रं स्यात् आचार्यस्य पवित्रकम् नवो नवो भवति जायमानोन्नः केतुरुडदा वेद्यग्रेः भागं देवेभ्यो विदधाध्यायन् प्रचन्द्रमाः चिरति दीर्घमाजुः पवित्रं धृत्वा पवित्रबाणेः अक्षतानि गृहीत्वा शुक्लाम्बरधरं विष्णुं रविवर्णं च दर्भजोदं ध्याये सर्वविघ्नपठान्तजे प्राणानायं या भोर्भवस्व वरो ममोपाक्त समस्ते दुरिते क्षेद्वारा परमेश्वर आज्ञया परमेश्वर प्रीत्यर्थम् पूर्वोक्त संकल्पित प्रकारेण च अस्मिन्ने सप्तम दिने विशेषताः अष्ट साम्राज्य सिद्धि प्रदायिन्याः महालक्ष्मी परलक्ष्मी अम्बिकायाः विशेष स्तपन हवन पूजाख्य महाशान्तिक महामङ्गल कर्मकरिष्यदर्थं भूतोपयुक्त सकल द्रव्यशुद्ध्यर्थम् आत्मशुद्ध्यर्थम् शुद्ध्यर्थ स्वस्ति शुद्ध्याः वादनं च अद्य करिष्ये अक्षतान् अपोपस्पृश्य सकलीकृत्य विशेषदाः महागणपतिं प्रार्थ्य वक्रतुण्डमहाकाजा सूर्यकोटी समप्रभा विघ्नं कुरु मे देव सर्वकारेषु सर्वदा महागणपतिं प्रार्थना पुष्पाञ्जलिं समर्पयामि पुनः आचार्यः वेदिकोपरि स्थित्वा पुण्याः वाचनं भूयान् गुप्यात् विशेषदाः वर्णकुम्भम् अस्त्रेण दास्तं प्रोक्ष्य ఓం గజవదనమజింద్యం దీక్ష్ణదృంగం దృణేత్రం బృహదుదరమశేషం భూతరూపం పురాణం అమరవరసు పూజ్యం రక్తవర్ణం సురేషం పశుపతి సుతమీశం విఘ్నరాజం నమామి. అకారం పాపనాశం స్యాత్ నకారత్రయమలత్రయం అకారం జన్మశుద్ధి స్యాత్ పుణ్యాహంతి విధీయతే. విశేషదా ఆచార్యా కుంభమశ్రీనాథం ప్రోక్ష్య కుంభమధ్యే కుంభాగ్రే విట్టవే నమః కుంభమధ్యే విట్టవే నమః ఓట్టే స్కందాది నమః గ్రాణే విఘ్నేశాది నమః కంఠే వసుభ్యో నమః పాదయోః భాస్కరాది నమః వక్త్రే చంద్రమసే నమః ఉభయవార్సయోః నందినే నమః మహాకాళాది నమః భృంగినే నమః వినాదకాది నమః వృడభాది నమః స్కందాది నమః దక్షిణేవరి ఉమా గంగే గంగాయీ నమః యమునాయ నమః సరస్వతీ నమః గోదావరి నమః సింధవే నమః కావేరి నర్మదాయీ నమః గంగాది సప్తనదీభ్యో నమః మధ్యేవం వరుణాసనాది నమః వరుణమూర్తజే నమః పాదపాదధరం భ్రడ్డౌ రత్నోదజ్జతి విగ్రహౌ సాంకతవలం ధ్యాజేత్ వరుణం మహారాజన వరుణాది విద్యాధీరాది నమః ఇమం మే వరుణశ్రుతి హవ మధ్యాజ వణజ వసురాజకే మాయా విబ్రహ్మణ అవల్దమాన సదాడా తేజమానో అభర్భిః అహేడమానో వరుణే అభోదృతకం సమానః జక్ర్మోషి అస్మిన్ కుంభే దగల తీర్థాధిపతిం వరుణం ధ్యాజామి ఆవాహనాది మగర ముద్రాయం ప్రదర్శ్య వరుణాయ నమః ఆచమణీయం సమర్పయామి వరుణాయ స్వాహార్ఘ్యం సమర్పయామి స్వావయామి స్నానానంతరం వస్త్రయజ్ఞోపవీతాభరణార్థే ఇమాని అక్షతాని సమర్పయామి దివ్య పరిమళ గంధాన్ ధారయామి సంపాక్షతైః సమర్పయామి దివ్య పరిమళ మాళికాం సమర్పయామి ఓం బం వరుణాయ నమః వామదేవతే నమః భూమినే నమః వామపతజే నమః అధిపతజే నమః ఇత్తరాజాయ నమః అనంతాయ నమః వర్ణశృంగాయ నమః క్షేత్రశత్రాయ నమః మనర్గమణిపూర్ణాయ నమః నమః పరిమళ భద్రరూపాంజలిం సమర్పయామి ధూపం ఆగ్రాపయామి దశాంగం కుంకులో ధూపం సుగంధం సుమనోహరేవానాం ధూపోజం ప్రతిహర్యరాజనమాచమనీయం సమర్పయామి పూగీఫల సమాయుక్తం నాగవల్లీదలేరుదం పూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిహ్యదాయం స్వాహ అమృతోపకారం నివేదయామి అనంతరమాధవనీయం సమర్పయామి కన్నోవరుణ ప్రజోదజాతే అనంతరమాచమనీయం సమర్పయామి సింధుసరస్వతి జమునా గోదావరి నర్మదా కృష్ణా భీమరదీత పల్గు సరజో శ్రీకంఠకీ గోమతీ కావేరీ కమిళ ప్రయాత సరజో వేత్రవతి ధ్యాతయ రజ్య శ్రీహర పాద మంగజ భవా గుర్వందో మంగళం నమో మకరవాయ వాడహస్తాయ తే నమః ప్రజేతే దుభ్యం వరుణాయ నమో నమః అగ్నే పుణ్యః పాదన జప కర్మణి సర్వేభ్యో శివాదార్య వర్ధయేభ్యో నమః పుణ్యవాదన జప కర్మ గురుధ్వ పుణ్యం పుణ్యాహంబాదేవాజ ప్రతిమా ధర్మాదికం చేమదమే మధు జనక్యే మధు భక్ష్యామి సంతో పుణ్యక్షత్ర यदा वै दूर्यवते ృద్ధి పుణ్యాదమర్ది శుభం గర్మాస్తు మహేర్నాదిదక్షిణేరివ మాతర ఆపో జనజదాజన వైదయే శ్యామ అసబ్నాటామృడమో అంతరిక్షమో మీద పరిమాణం పృథివ్యాసీ దశ్విశ్వ భువనాని సమ్రాటిశ్చేత్తాని వరుణస్య వ్రతాని కశ్చించేదం వరుణదై వేదనే విద్రోహం మనుష్యా ఆశ్రావతి అస్మాత్ కుంభాత్ సకల తీర్థాధిపతి వరుణం జనాదుకం జనాస్థానం ప్రతిష్టా భజామి రాజ్యాంజలి దేవాదేందాం దక్షిణాజాంజలి మాతా పితరో ప్రదీహిచ్చాంజలి గృహా పదవో మార్దయంతాం ఉదీహిచ్చాంజిశాపకోటయో మూర్ధ్వజాంజలి యజ్ఞ సంవత్సరో యజ్ఞపదర్మార్జయంతా అచిత్ర ప్రజజా భూజా సమాపరాజేతి మత్పజ సర్వారిట్టదాహాంతిరస్తు సర్వత్ర పరిశుద్ధ జయతి పునః ఆచార్య వేదేషు స్థిత్వా కుంభాలంకారం కృత్వా ఆచార్యావశ్య పునః బోధశోధనం కుర్యాత్ ఓం ఆత్మశుద్ధిస్తు పూర్వం సదే స్థానశుద్ధిర్ద్వితీయకం తృతీయం ద్రవ్యశుద్ధి సదే చతుర్థం లింగరోధనం పంచమం మంత్రశుద్ధి సదే ఇత్యేడా పంచశుద్ధయః ప్రారబ్ధం దేహమేవోక్తం దేహ ప్రారబ్ధమేవ హి దేహ ప్రారబ్ధ సంయోగాత్ భూతశుద్ధిర్దినే దినే స్వస్థ ప్రాకృత పూర్వకాయ కలగోడు మంద మంద ఉదరం సంపూర్ణ శక్తి నిర్గర్భ సతతం జయంత గురుదే స్వానాంగ గర్భ పునః ధ్యానాభ్యావయుధాని హంది సకలం పాపం నిరోధం పునః ప్రాతస్సాయ మహస్వదేన గురుదే తత్వాది సాక్షాత్కృతిం ప్రద్యోమాంబుజ కర్ణికార్క దశభృదే బింబాగ్రిషద్యోర్ధకం ప్రాణాయామ హితో మృణాల విలసతే సూత్ర ప్రతీకాశకం జ్యోతిరగ్రతమానసోపి భరత స్వద్వాదశాంతస్థిత స్వచ్ఛాంబ సదశ ప్రభం పరశివం యోగీచిత పశ్యతి అత్ర పూర్వం కరణ్యాదం విదాయ పాదాంగుట్టద్వయాదారభ్యాం యావద్దస్తి ద్విరూపాం మూర్ధం బ్రహ్మ విలాందం ఏక రూపాం మృత్కండాదిటో ఇటా పింగలాభ్యాం సుశిర రూపాం సున్నాం సంచిందరస్యాయే వాంతర్వహి శ్రవతమదారాం పరమ వ్యోమ రూపిణీం శక్తి విభావ్య మధ్యే హూంకార జ్వలంతం సంచింత్య పూరక కుంభకం చ కృత్వా హూంకారే చిత్తం నివేశ్య వాయుమూర్ధం ప్రవర్ధజన్ సంహార ఉద్రయాదాజ బ్రహ్మాది కారణ త్యాగక్రమేణ ఇత్యేకేన ఉద్ఘాతేన ఓం హూం హా మం హా హూం ఆత్మనే ఇది భోగ్య కర్మోపభోగార్థం ద్వాదశాన్నే నివేదం జ్యోతదే ఏవం బీజవృత్యా శివేలినః సుప్రదే హృద్దజే ప్రాదిలోమ్యేన తలం రూపే అగ్నిః స్వరడే వాజుః దేవ్యో మేధాః తన్మాత్రాః తామసాంకారే వాక్పాళి పాదాయువస్థాజ్ఞానీ కర్మేంద్రజానీ శ్రోత్రాదచక్షుర్జిహ్వాగ్రాణాఖ్యాని మనశ్చాత్తికాహం కార్య సతబుద్ధౌ సాగుణేషు గుణతత్వం ప్రకృతౌ సారాగ విద్యే కళాయాం పుంసత్వం గాళో నీతిః కళాజమాయాయాం ఏవం విలీనాని విభావ్య శుద్ధ విద్యాదత్వం ఈశ్వరత్వే తస్యాదిశివత్వే తచ్ఛత్తిదత్వే తచ్ఛివత్వే తదపి అక్షుద్ధరూపే బిందో విలీనమితి భావజేత్ యద్వా శబ్దస్వరణో తజేద్ బ్రాహ్మే రథం వేగేణ వే తజేత్ రూపగంధో తజేద్ రుద్రే బుద్ధ్యహంకారమీశ్వరే మనోబిందు క్రమాద్యే దత్తజ్ఞానీ శివే తజేత్ స్థూలదేహం విశోదయేత్ తదా పార్థివమండలం ఓం హ్రాం హ్రాం హ్రాం హ్రాం హ్రాం వివర్తికలాయాం ఫట్ ఓం హ్రీం హ్రీం హ్రీం హ్రీం ప్రదక్షాకలాయాం ఫట్ ఓం హ్రూం హ్రూం హ్రూం విద్యాకలాయాం ఫట్ ఓం హైం హైం శాంతికలాయాం పట్ ఓం హౌ శాంతిదేకలాయాం పట్ దీపోరగవరం శృణ్ణాయాం యావద్వాజాంతం ప్రాణవాయుం ప్రేరయిత్వా పదనివర్తిత కిరణాడ్యావిరేచ్య ఇత్యేకేన ఉద్గాణేన సత్వగుణముత్సారణ త్రిత్వవ్యాపకత్వ శుద్ధత్వా స్వరూపం ఉచ్చరిత్యత్వవ్యాపకత్వ శుద్ధత్వాదియుక్త పరమాకాడాభి భూతస్వరూపం భావయేత్ తదోశ్రేణ పాదాంగుష్టోదితే అగ్ని ఆరబ్ధ శరీరగత భూతోడాన్ తద్వా ఆప్లావజేత్ తదను పూర్వవత్ అంగన్యాసం విదాజ హృదయాదన మహాదృతే నమస్కారం కవచారణ నిద్రిమి అస్త్రాం తతమః ఓహో తరః దండవంగి ముండవంగి న్యాసాదికం కుర్యాద్ ఓ ఈశాన మూర్తినా ఉమాయి నమః మూర్తిని ఉమేత్రోక్తాయ గౌరీ నమః అఘోర హృదయాయ అంగాయ నమః వామదేవచ్చాయ అంబికాయ నమః అభో సత్యోదయ నాంబికాయ నమః అభజో ృతిగాకృతిసుకుమం భావక్ష మార్గం జలం లేపోదీరవసాజిని పరశివే ప్రాణో నలో మానసే పాత్రే హంగృతిరేణ జయవ పరమో ధూపోతమానాత్మకా దీపస్య ద్విడయాః సుదీప్తి కరణాః గంధాదయక్ష్మాదికాః పానీయాదిక దర్పణౌ విజనక స్తోత్రాదిక వేదనం నైవేద్యం స్వయముద్యత సమనజా సూక్ష్మాంగహీనో యత యుక్తస్య స్వయమేవ నాథమనునా జాపస్య నాభిత్యతః వన్నావేమమపి ప్రభూజ దుహుజాత్ పూర్వోక్త యోగేన సానస్తా మృడజా శ్రువేణ చతుదా అంతే సృణ్ణాం సుచా పూర్ణాంతం హవనం సమర్ప్య కృతవాన్ ఈదం క్షమాప్యాధరాత్ అంతే భావి వర్జితే పరపదే ఈన సమాధి వ్రజేత్ ఋణ్ణాభిందు స్థానాని సంకల్ప్య పక్షమాణ క్రమేణ భావోపనీత పుష్పాద్యై అంతర్పత్తే శివం సర్వోపచారై మనసా సంపూజ్య నాభిగుండే స్వతసిద్ధేగ్నో జ్ఞానానలం న్యసేత్ తత్ర సూర్యాయుతమ ప్రభం పుండరేకమధ్యేతో సౌడుం నేనప్సానలం పాదశాంతమతేజపుంజమింజనం ఏన విన్యస్తమాత్రేణ సర్వకర్మార్గమో భవేత్ ఇత్యుక్తవత్ జ్ఞానానలం విన్యస్య శివం సంపూజ్య బిందుప్రసదామృతరూపేణ ఆద్యేన హోమం చ కృత్వా అంతఃపూజ దేవాయ సమర్ప్య శివాసనేన తన్మూర్త్య బ్రహ్మవిర్విద్యయాదిష మూలేనాంగే వినానేతరం పునర్మూలేన చార్చేత్ ఇత్సమాత్మపూజాం విధాజ విశేషదాహాస్త్రేణ తాళత్రేణ దత్వా చోటికాభిః దత్తస్థానాత్ విజ్ఞానుచ్చాడ్యాస్త్రేణ ప్రజః జలదగ్నివర్ణ ప్రాకారం కవచేన దక్షిణదర్శని భ్రమణేన పరిగాదత్రయం సంచంత్యాధీన ముద్రయ ఓ మహామహం శక్తజే వౌషడట్ ఈ శక్తిజాలం ఊర్ధ్వాతో విభావ్య సర్వత్ర దక్షాం భావజేది ఓం పృథివ్యాదనాద్రమః ఓం పృథివీ మూర్తజే నమః ధరాదే విద్మహే సర్వ సిద్ధీ చ ధీమహే ధరా ప్రచోదయాతే తేమే పృథివీ వేటజేతాం క్షేత్రాజ విష్ణుర్మనుషేత దస్యల్ ద్వాదోస్య గీరజోదనాదా వృక్షదికం సతనిమాతకారా ఓం పృథివ్యై నమః ఆవాస్య తః విశేషార్ఘ్యం పరికల్ప్య విశేషార్ఘ్యం పరికల్ప్య ఆపహాకే రఘుశాగ్రాణి తండూలా సుమనాశిలాః అర్ఘ్యోష్టాంగి ప్రోక్తో యమే శిష్యార్థకైలః అస్మిన్ ఆసనమూర్తి విన్యస్య బ్రహ్మపంచకం విన్యస్య విద్యాదేహం విన్యస్య మూలాంగైః పునర్మూలేన సంపూజ్య అస్తేన సంరక్షకవచైనావకుంఠ మూలేన ధైనముద్రా దృశ్య తజ్జలేన శ్వాసనే సంప్రోక్ష్య శ్వాసనే శివాసనాధనవః శివమూర్తజే నమః వందనే లాడే తిలకం కృత్వా మూడేన శిరసి పుష్పం దద్యాత్ ఇత్థం ఆసభూజాం విధాయ నందజాల్లోట్ట సంచారాన్ మంత్రస్య చౌఢ నిర్హణాత్ ఆదాంతోచ్చారణేనైవ మంత్రశుద్ధిరతీరిత శివహస్తం సదక్షిణహస్తతలే వామాంగుష్ఠేన కందలే విదే తన్మధ్యే త్రికోణమాళిక్య తన్మధ్యే ప్రణవం లిఖిత్వా ఆసనమూర్తి విన్యస్య విద్యాదేహం విన్యస్య హృదయాడంగం విన్యస్య పునః అభిమంత్రియ ఋషిరసి అధిరోప్య బ్రహ్మరంధ్ర ప్రదృష్టేన తేజసా వాక్యాభ్యంతరం తమ పడలమాదూజ ప్రత్యోదిక దిగంతరం సంభావ్య శివోహం శివోహం శివోహమితి భావయేత్ చతుర్వాహం అవ్యక్తో మార్ద విగ్రహం అంతర్గత లాడాక్షం అంతర్గత భుజద్వయం అంతర్గత వరాడక్తిం వందే దేటిక విగ్రహం హృదయ కమల మధ్యే దీపవద్వేదసారం ప్రణవమయవదార్ఘ్యం యోగి హృద్ధ్యానగమ్యం విధిహరి శివయోగం సర్వభూతస్తమేకం సకృదపి మనసా ధ్యాయతే శైవ యోగీ మణివందే స్వయం బ్రహ్మ అంగుష్ఠేన సదాశివం తర్జన్యామీశ్వరం ప్రోక్తం మధ్యే మాధవ దైవతం అనామికా విఘ్నరాజం స్యాత్ కనిష్ఠా స్కందజేవ చ హస్తే పృష్ఠే శ్రీభాణు నఖా నక్షత్ర దైవతం వేగాజాం సర్వదైవత్యం శివ హస్తస్య లక్షణం అజం మే హస్తో భగవాన్ అయం మే భగవక్తర అజం మేజోజకం శివాదీవర్ణన శివోహం శివోహం శివోహమితి భావజేత్ అదార్యః వేదికోపరి స్థిత్వా అనందమాశనం పూర్వం సింహాసనమతః పరం యోగాసనం తృతీయంతో గత్వాసనమతః పరం పంచమం విమలం ప్రోక్తం కల్పయేదుః పరిక్రమాత్ విచిత్రకేతరి ప్రక్షాణ్యోన్యం పృష్ఠదర్శినేదాదిరూపేణే దేవ్యాదన పాదుకా పూర్వవాగే శ్వేతరక్తంత దక్షిణే పశ్చిమతః పీతకృష్ణమదద్విజీ ప్రక్షాన్ రక్షాన్ సింహశిరో ధృతాన్ లబ్ధవాగుజిరో గ్రీవాన్ వాదుకాన్ దత్తమస్తకాన్ జాలియన్ బుద్ధి గుణా ధర్మ ముఖా దృష్టాదృగాండేద్ధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మాధర్మ మాణిక్యసదృశం గంధం నాళం నీలసమ ప్రభో దురంద ప్రభారావం దళం వైరసద ప్రభో కేసరం హే పౌర్ణాభం అగ్రే ముక్తావళి యుధం జ్వాళిన్యై నమః ప్రోక్తం దండభంగీ ముండభంగీ వక్రభంగీ కళాభంగ్యాది న్యాస్యాదికం కుర్యాద్ ఓం దర్భముట్టిమాదాద ఓం ఈశానమూర్ధనాద ఉమాజీ నమః మూర్ధని నమః దత్ప్రోక్తాది గౌరీ నమః వక్త్రే హృదయాయ గంగాజీ నమః హృదయే వామదేవుక్యాయ గణాంబికాద నమః సభోజామూర్తయే అంబికాదీ నమః పాదజో ఓం ఈశానమూర్ధనాద ఉమాజీ నమః పూర్వూర్ధమూర్ధని నమః దత్ప్రోక్తాది గౌరీ నమః పూర్వమూర్ధని అఘోరోక్తాది గంగాజీ నమః చిత్రమూర్ధని వామదేవుక్యాయ అంబికాదీ నమః దక్షిణమూర్ధని ಪದ್ಮಜಾಮೂರ್ತಿ ಗಣಾಂಬಿಕಾಯ ಪಶ್ಚಿಮ ಮೂರ್ತಿ ಕುಮಾರಿ ಸದ್ಯೋಜಾತಮೂರ್ತಿ ಗಣಾಂಬಿಕಾಧರ್ಮ ಪಶ್ಚಿಮ ಭಕ್ತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ ಕಲಾಧರ್ಮ ಭಕ್ತಿ ಪ್ರತಿಷ್ಠಾಕಲಾ ನಾಭೋ ನಿವೃತ್ತಿ ಕಲಾ ಜೀ ನಮಃ ಪಾದಜೋ ಐಂ ಶ್ರೀ ಹ್ರೀಂ ಮಹಾಲಕ್ಷ್ಮಿಕಾಧೀ ನಮಃ ಸರ್ವಾಂಗೇಷು ಉಪಯಂಜಲಿ ಮಾಪೂರ್ಯ ಧ್ಯಾನ ಕುರ್ಯಾತ್ ಲಕ್ಷ್ಮೀ ಕ್ಷೀರ ಸಮುದ್ರಾದರಣೀಯ ಶ್ರೀರಂಗಕಹಾರೇಶ್ವರೀ ಲೋಕೈ ರಗೀಭಾಂಗುರಾಂ ಶ್ರೀಮನ್ನಂದ ಕಥಾಖ್ಯ ಲಭ್ಯ ವೃಷತ್ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಗಂಗಾಧರಾಂ ಥಾಂ ದ್ರಿವ್ಯೋಚ್ಯ ಗುಣವಿನೇ ಸರಸಿದಾ ವಂದೇ ಮುಹುಂದ ಪ್ರಿಯಾ ಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಕರದಲ ಕಮಲೇ ಸರ್ವದಾ ಧಾನ್ಯ ಲಕ್ಷ್ಮೀ ದೋರ್ದಂಡೇ ವೀರಲಕ್ಷ್ಮೀ ಹೃದಯ ಸರಸಿದೇ ಪೂರ್ಣಕಾರುಣ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಸರ್ವಾಂಗೇ ಸೌಮ್ಯಲಕ್ಷ್ಮೀ ಸರಸಿ ಗುಣಗಣ ಆಡಂಬರೇ ಕೀರ್ತಿ ಲಕ್ಷ್ಮೀ ಜಿಹ್ವಾಗ್ರೇ ಸತ್ಯಲಕ್ಷ್ಮೀ ಭವದು ಸವಸದ ಸರ್ವಸಾಮ್ರಾಜ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಅಕ್ಷರಸೃಕ್ ಪರಶಂಗದೇಶ ಗುಲಿಶಂ ಪದ್ಮಂ ಧನುಷ್ಕುಂಡಿಕಾಂ ದಂಡಂ ಶಕ್ತಿ ಮಷಂಜ ಧರ್ಮ ಜಲಜಂ ಘಂಟಾಂ ಸುರಾಭಾಜನಂ ಶೂಲಂಬಾಡು ಸುದರ್ಶನೇ ಹಸ್ತೆ ಪ್ರಸನ್ನಾರಣ ದೇಭೇ ಸೈರಿವರ್ಧನೀ ವಿಹ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಸರೋಜಸ್ಥಿತಾಂ ಐಂ ಶ್ರೀಂ ಹ್ರೀಂ ಮಹಾಲಕ್ಷ್ಮಿಗಾದೀ ನಮಃ ವರಲಕ್ಷ್ಮಿ ಅಂಬಿಗಾದೀ ನಮಃ ವಿದ್ಯಾದೇಹಾದ ನಮಃ ನೇತ್ರೇಭ್ಯೋ ನಮಃ ಮೂಲಮಂತ್ರಂ ವೇದಾದಿಗಲೋಪೇದಂ ಪ್ರಚಂಡಮಾರ್ತಂಡೋಪಮಂ ಕಾರಣತ್ಯಾಗಕ್ರಮೇಣ ಲಯಾಂತಮುಚ್ಛರಣ್ಯ ಸರ್ವಕರ್ತಾರಂ ನಿಷ್ಕಲಂ ವಿಭುಂ ಜ್ಞಾನಾನಂದಮಯಂ ಸ್ವರೂಪ ಪ್ರಗಾಢಂ ಸಜ್ಜಂತ್ಯ ತನ್ಮಯೀಭೂತಾ ದೃಷ್ಟಿಕ್ರಮೇಣ ದ್ವಾದಶಾಂತಮುಚ್ಛಾರ್ಯ ದ್ವಾದಶಾಂತಾದು ಪತಂಗವಿಂಗಾ ವಲ್ಲಾಡೇವತಾರ್ಯ ತಿರ್ಯಕ್ಷುತಾ ಪಿಂಡಪಾಂಡುರಿತ ದಿಂಗ್ಮಂಡಲಂ ಧ್ಯಾತ್ವಾ ಪ್ರಾಣಪ್ರವಾಹ ವರ್ತನಾ ವಿನಿರ್ಗತ್ಯ ಲಕ್ಷ್ಯಮೂರ್ತೋ ಲಕ್ಷ್ಯಮೂರ್ತೋ ಆವಾಹಿನ್ಯ ಸತ್ಯೋಜಾತೇನ ವಾಹ್ಯ ಸನ್ನಿಧಾನ್ಯ ಅಘೋರೇಣ ಸನ್ನಿಧಾಪ್ಯ ತಜ್ಜನೇಭ್ಯಾಂ ಈಶಾನೇನಾಪಗುಂಟ್ಯ ಸ್ವಾಗತಂತೆ ಮಹಾದೇವಿ ಇದಿ ವಿಜ್ಞಾಪ್ಯ ವತ್ಸ ಸ್ವಾಗತಮಿತಿ ದೇವ್ಯೋಕ್ತಂ ವಿಭಾವ್ಯ ದೇವೀ ಸರ್ವಜಗನ್ಮಾತೇ ಯಾವತ್ ಪೂಜಾವಸಾಲಗಂ ಸುಪ್ರೀತೋ ಸುಪ್ರಸನ್ನೋ ವರದೋ ಭವತು ಸುಪ್ರೀತೋ ಭವ ದೇವಿ ಪ್ರಸೀದೋ ಭವ ವರದೋ ಭವ ದೇವಿ ಪ್ರಸೀದ ಪ್ರಸೀದಿ ಜ್ಞಾಪ್ಯ ಸ್ವಾಗತಾರ್ಘ್ಯಂ ದತ್ವಾ ಹೃದಯಾಧಿಕರಾಂಧಸ್ಥಾನೇಷು ಹೃದಯಾಜವಾಭಿನ್ನೀ ನಮಃ ಸರ್ಗೇ ನೀಲಣ್ಣಿ ಶಿಖಾಚಕ್ರಣ್ಣೀ ನಮಃ ಕವಚಾಯ ಖಡ್ಗಿನ್ನೀ ನಮಃ ನೇತ್ರೇಭ್ಯ ಪಾಶಾಂಗೀ ನಮಃ ಅಸ್ತ್ರಾಯ ಗಾಂಭಿನ್ನೀ ನಮಃ ಮೂಳೇನ ಏಕತ್ವಂ ವಿಭಾವ್ಯ ಅಸ್ತ್ರೇಣ ಸಂರಕ್ಷ ಕವಚೇ ನಾವಕುಂಠೆ ಮೂಳೇನ ಧೇನುಮುದ್ರಾಂ ಯೋನಿಮುದ್ರಾಂ ಪ್ರದರ್ಶ್ಯ ವಿಷೇಣತಾ ಚಂದನ ಅಕ್ಷತ ದೂರ್ವ ಪುಷ್ಪ ಹೇಮಗೋಪೀನ ಮೇಘಲೋಚಿತ್ರ ವಸ್ತ್ರಾಣಿ ಮನಸಾ ಭಕ್ತ್ಯಾ ನಿವೇದ್ಯ ಪುಷ್ಪಾಂಜಲಿತ್ರಜೇನ ಆತ್ಮತತ್ವಾದರಮಃ ವಿದ್ಯಾದತ್ವಾದರಮಃ ಅಧಿಪಾಜಿ ಓಂ ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಪರಲಕ್ಷ್ಮಿ ಅಂಬಿಕಾಜಿ ನಮಃ ಶಿವತತ್ವಾದರಮಃ ಶಿವತತ್ವಾದಿಪಾಜಿ ಐಂ ಶ್ರೀಂ ರೀ ಪರಲಕ್ಷ್ಮಿ ನಮಃ ಪಿಂಡಾಪುಷ್ಪ ದಾಮಾದಿವಿರಳಂ ಕೃತ್ಯ ಅಸ್ತ್ರೇಣ ಘಂಟಾಂ ವಾದಯನ್ ಮನೋರಥ ಮುದ್ರಾಂ ಪ್ರದರ್ಶ್ಯ ಪಿಡತಿಂ ಪೂಜ್ಯ ಲಯಾಂಗಸ್ಥಾನೇ ಓಂ ಈಶಾನ ಮೂರ್ಧನಾ ಜೋಮಾಜಿ ಗಿರಮಃ ಭಗವರ ಹೃದಯ ಗಂಗಾಜಿ ನಮಃ ಸತ್ಯಮೂರ್ತಿ ಅಂಬಿಕಾಜಿ ನಮಃ ಹೃದಯ ವಾಮಿನ್ಯೀ ನಮಃ ಶಿರದೇ ನೀಲನ್ಯೀ ನಮಃ ಅವಧಾಯ ಖಡ್ಗಿನ್ಯೀ ನಮಃ ಅಸ್ತ್ರಾಯ ಗಾಂಭಿನ್ಯೀ ನಮಃ ಏಕತ್ವಂ ವಿಭಾವ್ಯ ಅಸ್ತ್ರೇಣ ಸಂರಕ್ಷ್ಯ ಕವಚೇ ನಾವಕುಂಠೆ ಧೇನುಮುದ್ರಾಂ ಪ್ರದರ್ಶ್ಯ ಪುನಃ ಪಿಡಕ್ತಿ ಸ್ಥಾನೆ ಅಸ್ತ್ರೇಣ ಸಂಪ್ರೋಕ್ಷ್ಯ ಅನಂತರ ವಿಜ್ಞಾನ ಐಷಾರ ಮಂಗಜಾತನ ಮಧ್ಯೆ ಪಾಶಾಂಗಿ ನಮಃ ಸರಸೇ ನೀಲಣ್ಣಿ ನಮಃ ಶಿಖಾಚಕ್ರಣ್ಣಿ ನಮಃ ಅಸ್ತ್ರಾಯ ಗಾಂಭಿಣ್ಣಿ ನಮಃ ಪ್ರಥಮಾ ದೇವತಾಭ್ಯುನ್ಮಹಾವಾಕ್ಯ ಪದ್ಮ ತ್ರಿಶೂಲ ನಮಸ್ಕಾರ ಮುದ್ರಾನ್ ಪ್ರದರ್ಶ್ಯ ಸರ್ವೋಪಚಾರೈ ಆರಾಧ್ಯ ಅರ್ಘಯಿತ್ವ ದ್ವಿತೀಯಾವರಣೇ ಶ್ರೀ ಮಾಮಾಜಿ ನಮಃ ಶ್ರೀ ರೌದ್ರೈ ನಮಃ ಶ್ರೀ ಕಲವಿಕರಣ್ಯೈ ನಮಃ ಫಲಪ್ರಮಸನ್ಯೈ ನಮಃ ಮನೋನ್ಮಣ್ಯೈ ನಮಃ ದ್ವಿತೀಯಾವರಣ ದೇವತಾಭ್ಯುನ್ಮಹ ಆವಾಕ್ಯ ಅರ್ಘಯಿತ್ವ ದ್ವಿತೀಯಾವರಣೇ ಓಂ ಹ್ರೀಂ ಮೃಂ ಭದ್ರಣ್ಯೈ ನಮಃ ಮೃಂ ದೀಪ್ತಾಜೈ ನಮಃ ಮೃಂ ಕುಂದನ್ಯೈ ನಮಃ ಮೃಂ ಕಾಳಿನ್ಯೈ ನಮಃ ಮೃಂ ಮಂದ್ರಣ್ಯೈ ನಮಃ ಮೃಂ ಮಾಲಿನ್ಯೈ ನಮಃ ಮೃಂ ಉನ್ಮದಾಜೈ ನಮಃ ಮೃಂ ಮುನಿನ್ಯೈ ನಮಃ ಇತ್ಯಾದಿಭ್ಯೋ ತೃತೀಯಾವರಣ ದೇವತಾನ್ ಆವಾಹ್ಯ ಅರ್ಘಯಿತ್ವಾ ತುರೀಯಾವರಣೇ ಓಂ ಹ್ರೀಂ ಧನಲಕ್ಷ್ಮೀ ನಮಃ ಮೃಂ ಧಾನ್ಯಲಕ್ಷ್ಮೀ ನಮಃ ಮೃಂ ಸಂತಾನಲಕ್ಷ್ಮೀ ನಮಃ ಮೃಂ ಸೌಭಾಗ್ಯಲಕ್ಷ್ಮೀ ನಮಃ ಮೃಂ ವೀರಲಕ್ಷ್ಮೀ ನಮಃ ಮೃಂ ವಿಜಯಲಕ್ಷ್ಮೀ ನಮಃ ಮೃಂ ಯಶೋಲಕ್ಷ್ಮೀ ನಮಃ ಮೃಂ ತಪೋಲಕ್ಷ್ಮೀ ನಮಃ ಅಟ್ಟ ಸಾಮ್ರಾಜ್ಯ ಸಿದ್ಧಿಪ್ರದಾಯಿನಿ महालक्ष्मीकाजी नमः श्री सचिदेवी नमः स्वाहादेवी नमः श्री स्वर्गादेवी नमः ಸ್ವರ್ಗಾದೇವಿ ನಮಃ ಕಾಳಗಂಠಿ ನಮಃ ನಿರ್ಮಿಣಿ ನಮಃ ನಾರಣ್ಯ ನಮಃ ವಿಶ್ವಗೇತನ್ಯ ನಮಃ ಸರಸ್ವತಿ ನಮಃ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮಃ ವಿಶೇಷದ ತುರಿಯಾರ್ಣ ದೇವತಾನಾವಾಹ್ಯ ಆವಾಹನ ದೇನು ಯೋನಿ ಮುದ್ರಾಂ ಪ್ರದರ್ಶ್ಯ ಅರ್ಘ್ಯಯಿತ್ವಾ ಪಂಚಮಾವರಣೇ ಓಂ ನೀ ಗದ್ಗಾಯಂ ಪಣ್ಣಮಃ ಕಪಾಲಾಯಂ ಪಣ್ಣಮಃ ಡಬುರ್ಗಾಯಂ ಪಣ್ಣಮಃ ನಾರಾದಾಯಂ ಪಣ್ಣಮಃ ದುರುಳಾಯಂ ಪಣ್ಣಮಃ ವಜ್ರಾಯಂ ಪಣ್ಣಮಃ ಕ್ಷರಿಗಾಯಂ ಪಣ್ಣಮಃ ಪಾಟಾಯಂ ಪಣ್ಣಮಃ ಅಂಕುಟಾಯಂ ಪಣ್ಣಮಃ ಇತ್ಯೇಡಾಂ ಸಾಂಗಾಣೆ ಸಾಯುಧಾನೆ ಸವಾಹನೆ ಶಕ್ತಿ ಪರಿವಾರಾಣ ವಾಗ್ಮನಸ್ತೋತ್ರ ಚಕ್ರು ಪ್ರಾಣ ದೀಪಾಗ್ರಗಾರಣ್ಯ ಐಂ ಶ್ರೀಂ ಹ್ರೀಂ ಪರಲಕ್ಷ್ಮಿಕಾಧೀ ನಮಃ ಆವಾಹ್ಯ ಆವಾಹನೆ ಸ್ಥಾಪನೆ ಸನ್ನಿಧಾನೆ ಸನ್ನಿರೋಧನ ನಿಗ್ಬಂಧನ ಅವಗುಂಠನ ವಿಶೇಷ ಪದ್ಮ ನಮಸ್ಕಾರ ಮುದ್ರಾಂ ಯೋನಿ ಮುದ್ರಾಂ ಪ್ರದರ್ಶ್ಯ ನಮಸ್ವತ ಸ್ವಾಹಾಂತಮೂಲೇನ ಪಾದ್ಯಾಚಮನಾರ್ಘ್ಯಾಣಿ ದತ್ವಾ ಪ್ರಾಣಾತ್ ಉಪಚಾರಾದೀನ್ ವಿಧಾಯ ಅನಂತರಂ ಆಚಮನೀಯಂ ಸಮರ್ಪ್ಯ ಅರ್ಚನಾಂಗಂ ಕುರ್ಯಾತ್. ಓಂ ಸಿಂಧೂರಾರುಣ ವಿಗ್ರಹಾಂ ತ್ರಿನಯನಾಂ ಮಾಣಿಕ ಮೌಳೀ ಸ್ಫುರದ ತಾರಾನಾಯಕ ಶೇಖರಂ ಸ್ವಿತಮುಖೀಂ ಮಾಪಿ ನವಕ್ಷೋರಾಂ ಪಾಣಿಭ್ಯಾಂ ಮಲಿಪೂರ್ಣ ರತ್ನ ದಶಕಂ ರಕ್ತೋತ್ಪಲಂ ವಿಭ್ರದೀಂ ಸೌಮ್ಯಾಂ ರಕ್ತಘಟಸ್ಥ ರಕ್ತಧರಣಾಂ ಧ್ಯಾಯೇತ್ ಪರಾಮಂಬಿಕಾಂ ಅರುಣಾಂ ಕರುಣಾಂತರಂಗಿತಾಕ್ಷೀಂ ಧೃತಬಾಣಾಂ ಗುಣಪುಷ್ಪಬಾಣಜಾಂ ಸರ್ವಸಂಪತ್ಪ್ರದಾತ್ರೀ ಸಕುಂಕುಮ ವಿಲೇಪನಾ ಮಲ್ಲಿಕಜುಂಬಿ ಕಸ್ತೂರಿಕಾ ಸಮಮಂದ ಹರಿಯೇಣ ಮೋಹಿನಿ ಮರುಣವಾಲ್ಯ ಭೂಮಾಂಬರಾತ್ಮ ಸ್ಮರೇತ ಅಂಬಿಕಾ. ಓಂ ಆಚಾರ್ಯ ನ್ಯಾಸಾದಿಕಂ ಕುರ್ಯಾತ್. ಓಂ ನಮಃ. ಓಂ ಐಂ ಶ್ರೀಂ ಅಸ್ಯ ಶ್ರೀ ಲಲಿತಾ ಸಹಸ್ರನಾಮ ಸ್ತೋತ್ರ ಮಹಾಮಂತ್ರಸ್ಯ ವೈದಿನ್ಯಾದಿ ವೇದೋಕ್ತ ಋಷಯ ಅನುಷ್ಠ ಛಂದ ಶ್ರೀ ಲಲಿತಾ ಪರಮೇಶ್ವರಿ ದೇವತಾ. ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ಬೀಜಂ ಕಟ್ಟಿ ಕಟ್ಟಿ ವಿಜಯ ನಮಃ ಮಹಾಶಕ್ತಿ ಶ್ರೀಯೈ ನಮಃ ಕೀಲಕಂ ಕುರ್ಯಂತೆ ಮಮ ಸಲಿತಾ ಸಹಸ್ರನಾಮ ಪರಮೇಶ್ವರಿ ಪ್ರಸಾದ ಸಿದ್ಧ್ಯರ್ಥೇ ಜಪೇ ಅರ್ಚನಾಂಗೇ ವಿನಿಯೋಗ. ಪುನಃ ನ್ಯಾಸಾದಿಕಂ ಕುರ್ಯಾತ್ ಕರನ್ಯಾಸಾದಿಕಂ ಕುರ್ಯಾತ್. ಪುನಃ ಪ್ರಾರ್ಥ್ಯ ದೇವಿ ಸರ್ವ ಜಗನ್ಮಾತೆ ಯಾವತ್ ಪೂಜಾ ವಸಾನಕಂ ತಾವತ್ ತಂಬೇದಿ ಭಾವೇನ ಅರ್ಚನಾಸ್ಮಿನ್ ಸನ್ನಿಧಿರ್ಭವ ವಿಶೇಷತಃ ಆವಾಹ್ಯ ಪುನಃ ಪೂಜಯಿತ್ವಾ ಓಂ ಐಂ ಶ್ರೀಂ ಹ್ರೀಂ ಪರಲಕ್ಷ್ಮಿಕಾದಿ ನಮಃ ಆವಾಹ್ಯ ಆವಾಹನಾದ್ ಯೋನಿಮುದ್ರಾಂ ಪ್ರದರ್ಶ್ಯ ಅರ್ಘ್ಯಯಿತ್ವಾ. ಪುನಃ ಆಚಾರ್ಯ ಓಂ ಐಂ ಶ್ರೀಂ ಹ್ರೀಂ ಪರಲಕ್ಷ್ಮಿಕಾದನಾಥ ನಮಃ ಐಂ ಶ್ರೀಂ ಹ್ರೀಂ ಪರಲಕ್ಷ್ಮಿಕಾ ಮೂರ್ತಯೇ ಮೂರ್ತಯೇ ನಮಃ. ಓಂ ಐಂ ಶ್ರೀಂ ಹ್ರೀಂ ಪರಲಕ್ಷ್ಮೀ ನಮಃ ಪರಲಕ್ಷ್ಮಿಕಾದಿ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಮಹಾರಾಜ್ಞೇ ನಮಃ. ಓಂ ಶ್ರೀಮತಿ ಮಾದನೇಶ್ವರೇ ನಮಃ. ಓಂ ಜಗದಗ್ನಿಕುಂಡದಂಬೂದಾಯೇ ನಮಃ. ಓಂ ದೇವಕಾರಣಮಂತ್ರದಾಯೇ ನಮಃ. ಓಂ ಜತ್ಪಾಲದಾಸ್ತ್ರಾಭಾಯೇ ನಮಃ. ಓಂ ಚತುರ್ಪಾಲದಮನ್ವಿತಾಯೇ ನಮಃ. ಓಂ ರಾಗಸ್ವರೂಪಾರಾಧ್ಯಾಯೇ ನಮಃ. ಓಂ ಸದಾಕಾರವಿರೋಧಿಜ್ವಲಾಯೇ ನಮಃ. ಓಂ ಮನೋರೂಪೇಕ್ಷಕೋದಂಡಾಯೇ ನಮಃ. ಓಂ ಬಂಧಿತನ್ಮಾರ್ಗದಾರಿಕಾಯೇ ನಮಃ. ಓಂ ವಿಜಾರಣ ಪ್ರಭಾಪೂರ ಮಧ್ಯಬ್ರಹ್ಮಾಂಡ ಮಂಗಲಾಯೇ ನಮಃ. ಓಂ ಜನ್ಮಕಾ ಲೋಕಮುನ್ನಾಯ ಲೋಕಂಜೇವಲಸ್ಯಾಯೇ ನಮಃ. ಓಂ ಗುರುವಿಂದಮಣ ಶ್ರೀ ಕನಕಗೌರಿಯೇ ಮಂಗಲಾಯೇ ನಮಃ. ಓಂ ನರ್ಮೇಂದ್ರ ವಿಭ್ರಾಜಲಕ ಸ್ತರದೋಪಿತಾಯೇ ನಮಃ. ಓಂ ಜಗಮಂ ಕಾವೃಷಕಟಾ ವಿಷೇಟಕಾಯೇ ನಮಃ. ಓಂ ವದತ ಸರ್ವಾಂಗಲ್ಯ ಗೃಹೋರ್ಣದಲ್ಲಿಕಾಯೇ ನಮಃ. ಮತ್ರಟ್ವೀಮರಿ ಮಾದರಣ್ಮೇ శుద్ధ విద్యాంగరాజీ కర్పూర వీటి సర్వమంగళాయ నమః సర్వేశ్వరాయ నమః గణమంత్ర స్వరూపిణీ నమః సర్వేంద్రాత్మికాయ నమః సర్వతంత్ర రూపాయ నమః గణోన్మణీ నమః మహాదేవీ నమః మహాలక్ష్మీ నమః దృఢప్రియాయ నమః మహారూపాయ నమః మహాబుద్ధ్యాయ నమః మహాపాదకారణ్యే నమః మహామాయాయ నమః మహాసత్వాయ నమః మహాసత్యే నమః మహాసత్యే నమః మహాభూగాయ నమః గణేశ్వర్యాయ నమః మహావీర్యాయ నమః మహాబలాయ నమః మహాబుద్ధ్యే నమః మహాసిద్ధ్యే నమః మహాయోగేశ్వరేశ్వరే నమః మహాతంత్రాయ నమః మహామంత్రాయ నమః మహాయంత్రాయ నమః మహాతనాయ నమః మహాయాక్రమారాధ్యాయ నమః మహాభైరవ పూజితాయ నమః మహేశ్వర మహాగర్భ మహాదండోదాక్షిణ్యే నమః మహాకామేణ మహిషే నమః మహాద్రిపురసుందరీ నమః చతుర్షట్టి ఉపదారాధ్యాయ నమః చతుర్షట్టి కలామజీ నమః మహాచతుర్షట్టి కోటి యోగిని గణదేవిదాయ నమః మనవిద్యాయ నమః ఆంధ్రవిద్యాయ నమః రుద్రమండలవత్యకాయ నమః తారూపాయ నమః తారుఆదాయ నమః తారుచంద్రకళాధరాయ నమః చంద్రాజలగన్నాథాయ నమః చక్రధారనికేతనాయ నమః పార్వతీ నమః పత్రయణాయ నమః పత్రాగత ప్రదాయ నమః పంచప్రేదాసనాదీనాయ నమః పంచబ్రహ్మస్వరూపిణీ నమః చిన్మయే నమః పరమానందాయ నమః జ్ఞానగరూపిణీ నమః జ్ఞానజ్ఞాతదేరూపాయ నమః ధర్మాధర్మవర్జాయ నమః విశ్వరూపాయ నమః జాగరణీ నమః సమంతీ నమః తేజాత్మికాయ నమః ముక్తాయ నమః ప్రాజ్ఞాతికాయ నమః దుర్యాయ నమః గర్భావస్థా వర్జాయ నమః తృట్టికత్రే నమః ధర్మరూపాయ నమః గోత్రే నమః గోవిందరూపిణీ నమః సమారుణ్యే నమః రుద్రరూపాయ నమః తిరోధానకర్ణీ నమః ఈశ్వరే నమః ఉదారిపాయ నమః అనుగ్రహదాయ నమః మంజగత్యపరాయ నమః భానుమండల మధ్యస్థాయ నమః భగవాన్ నమః భగమాలన్నీ నమః పద్మాదనాయ నమః భగవత్తే నమః పద్మనాభ సహోదరే నమః ఉన్మేషవల్లే నమః సహస్రవదనాయ నమః సహస్రాక్షే నమః సహస్రపదే నమః ఆబ్రహ్మకీర్తనే నమః వర్ణాశ్రమవిదాయినే నమః విరాజ్ఞాయ నమః రూపిణీ నమః నిగరూప నిగమాయ నమః పుణ్యాయ నమః పుణ్యఫలప్రదాయ నమః శ్రీమంత సింధూరి కృతపాదాల ధూళికాయ నమః సకలాగమ సంతోక సిద్ధి దంబూట మూర్తిగా నమః మహార్థప్రదాయ నమః పూర్ణాయ నమః భోగిన్యే నమః భూణేశ్వరే నమః అంబికాయ నమః అనాదిదాయ నమః హరిబ్రహ్మేంద్రే దేవాయ నమః నారాయణే నమః నామరూపాయ నమః నామరూపవర్జితాయ నమః వైకారణే నమః విద్యాయ నమః విద్యాయ నమః కేయోపాదే వర్జితాయ నమః రాజరాజేశ్వరే నమః రాజరాజిన్యే నమః రాజ్యవల్లభాయ నమః రాజీవలోచనాయ నమః రంజన్యే నమః రమణ్యే నమః రస్యాయ నమః గణకింకిరి మేఘలాయ నమః రమాయీ నమః రాగేంద్రవదనాయ నమః రజిరూపాయ నమః రజిప్రియాయ నమః రక్షాకరణే నమః రాక్షసక్రియే నమః రామాయ నమః విమలంపటాయ నమః కామ్యాయ నమః కామకళారూపాయ నమః కదంబకస్వప్రియాయ నమః కళ్యాణీ నమః ప్రతిగంధాయ నమః కరుణాసాగరాయ నమః కళావతీ నమః కళాలాపాయ నమః కాంతాయ నమః కాదంబరిప్రియాయ నమః వరదాయ నమః వారుణయాయ నమః వారుణీవదవిప్రాయ ആകിന്യംബാസ്വരൂപിണി നമഃ. ഹംസവതീ മുഖ്യ സമന്വിതായ നമഃ. ഹരിദ്രാണൈക അധികാരി നമഃ. ആഗ്നി രൂപധാരണൈ നമഃ. ശാസ്ത്രതല ബദ്ധസ്ഥായ നമഃ. സർവർണോ ഭോവിതായ നമഃ. സർവായുധരായ നമഃ. പ്രതിസ്ഥായ നമഃ. സർവതോ മുഖ്യൈ നമഃ. സർവതോ പ്രീതിതായ നമഃ. യാഗിന്യമ സ്വരൂപിണൈ നമഃ. ഭാരീ നമഃ. ഉദ്ധാരീ നമഃ. അമത്യൈ നമഃ. മേധാജീ നമഃ. സുത്യൈ നമഃ. സുത്യൈ നമഃ. അണുത്തമായ നമഃ. ഉന്നഗീതയൈ നമഃ. ഉന്നലഭ്യായ നമഃ. ഉന്നശ്രവണ കീർത്തനായ നമഃ. ഗോമാചാരായ നമഃ. മന്ദബോധിനൈ നമഃ. ഗർഭരാടകായ നമഃ. മേർ സ്വരൂപിണൈ നമഃ. വിദ്യായ നമഃ. പവിതാ ജഗത് സുവേ നമഃ. സർവവ്യാധി പ്രശമണ്യൈ നമഃ. സർവമത്യ നിവാരണ്യൈ നമഃ. അഗ്രകന്യായ നമഃ. അചിന്ത്യ രൂപായ നമഃ. കളികൽമഠ നാരണ്യൈ നമഃ. കാത്യായന്യൈ നമഃ. കാളാന്ധ്രൈ നമഃ. കോലാക്ഷര ദേവിതായ നമഃ. താമ്പൂളപൂർവമക്കൈ നമഃ. ദാഠമേകസുമപ്രിയായ നമഃ. ഗൃഹാക്ഷൈ നമഃ. മോഹിനി നമഃ. മുഖ്യായ നമഃ. ഗുണാന്യൈ നമഃ. ചിത്രരൂപിണ്യൈ നമഃ. നിത്യതൃപ്തായ നമഃ. ഭക്തനദയൈ നമഃ. യന്ത്രൈ നമഃ. വിളേശ്വരൈ നമഃ. മൈത്രിയാദി വാസനാലഭ്യായ നമഃ. മഹാപ്രയദാക്ഷിണ്യൈ നമഃ. പരാനക്തൈ നമഃ. പരാനക്ഷായ നമഃ. ൂപിണീയുമാത്രികാവരൂപിണീയുമാത്രയുമാക്ഷരവിദ്യായുമാത്രികോടായ്മ കാമകോടികായ്മ കടാക്ഷിന്ദ്രിമോദകമലാകോടി ദേവിദായ്മ ശിവരസ്ഥായ്മ ചന്ദ്രനിഭായ്മ കാളസ്ഥായ്മ ഇന്ദ്രപ്രഭായ്മ പ്രവേശ്ഥായ്മ രവിപ്രക്ഷായ്മ കോണാന്തദീപികായ്മ ദാക്ഷായണീയമാണ്ഡലഭൂജായമാണ്ഡലാധികാരമാണ്ഡലാനാഥായമാണ്ഡലാനാഥായമാണ്ഡലാനാഥായമാണ്ഡലാനാഥായമാണ്ഡലാനാഥായമാണ്ഡലാനാഥായമാണ്ഡലാനാഥായമാണ്ഡലാനാഥായമാണ്ഡലാനാഥായമാണ്ഡലാനാഥായമാണ്ഡലാനാഥായമാണ്ഡലാനാഥായമാണ്ഡലാനാഥായമാണ്ഡലാനാഥായമാണ്ഡലാനാഥായമാണ്ഡലാനാഥായമാണ്ഡലാനാഥായമാണ്ഡലാനാഥായമാണ്ഡലാനാഥായമാണ്ഡലാനാഥായമാണ്ഡലാനാഥായമാണ്ഡലാനാഥായമാണ്ഡലാനാ ಅಲಿಂಗಾರಣೀ ನಮಃ ಕೇವಲಾದಿ ನಮಃ ಮುಖ್ಯಾದಿ ನಮಃ ಕೈವಲ್ಯವದಾಯಿನೀ ನಮಃ ಓಂ ತ್ರಿಪುರಾದೀ ನಮಃ ಜಗದ್ವಂದ್ಯಾದಿ ನಮಃ ತ್ರಿಮೂರ್ತಜೇ ನಮಃ ಹೃದಯೇಶ್ವರೀ ನಮಃ ರಕ್ಷರೀ ನಮಃ ದಿವ್ಯಗಂಧಾಢ್ಯಾಯ ನಮಃ ಇಂದೂರತಲಕಾಂತಿದಾಯ ನಮಃ ಉಮಾದೀ ನಮಃ ಶೈಲೇಂದ್ರದಯಾಯ ನಮಃ ಗೌರೀ ನಮಃ ಗಂಧರ್ವದೇವಿದಾಯ ನಮಃ ವಿಶ್ವರ್ಭಾಯ ನಮಃ ವರ್ಣಗರ್ಭಾಯ ನಮಃ ಅವರದಾಯ ನಮಃ ಪಾಗಧೀಶ್ವರೀ ನಮಃ ಧ್ಯಾನಗಮ್ಯಾಯ ನಮಃ ಅವರಿಚ್ಛೇದ್ಯಾಯ ನಮಃ ಜ್ಞಾನದಾತ್ರ ನಮಃ ಜ್ಞಾನ ವಿಗ್ರಹಾಯ ನಮಃ ಸರ್ವವೇದಾಂತ ಸಂವೇದ್ಯಾಯ ನಮಃ ಸತ್ಯಾನಂದ ಸ್ವರೂಪಿನೀ ನಮಃ ಲೋಪಾಮುದ್ರಾರ್ಚಿತಾಯ ನಮಃ ಲೀಲಾಕೃತ ಬ್ರಹ್ಮಾಂಡ ಮಂಡಲಾಯ ನಮಃ ಅದೃಶ್ಯಾಯ ನಮಃ ದೃಶ್ಯರಹಿತಾಯ ನಮಃ ವಿಜ್ಞಾತ್ರೀ ನಮಃ ವಿದ್ಯವರ್ಜಿತಾಯ ನಮಃ ಯೋಗಿನೀ ನಮಃ ಯೋಗದಾಯ ನಮಃ ಯೋಗ್ಯಾಯ ನಮಃ ಯೋಗಾನಂದಾಯ ನಮಃ ಗಂಧರಾಯ ನಮಃ ಇಚ್ಛಾದಿತ್ತಯೇ ನಮಃ ಜ್ಞಾನದಿತ್ತಯೇ ನಮಃ ವಿದ್ಯಾದಿತ್ತಯೇ ನಮಃ ರೂಪಿಣೀ ನಮಃ ಸರ್ವಾಧಾರಾಯ ನಮಃ ಸುಪ್ರದಕ್ಷಾಯ ನಮಃ ಸದನಂದ ರೂಪ ಧಾರಣೀ ನಮಃ ಅಷ್ಟಮೂರ್ತಯೇ ನಮಃ ವಿಜಾದಿತ್ತಯೇ ನಮಃ ಲೋಕಯಾತ್ರಾ ವಿಧಾಯಿನೀ ನಮಃ ಏಕಾಗಿನೀ ನಮಃ ಗೋಪರೂಪಾಯ ನಮಃ ಯದ್ವೈತಾಯ ನಮಃ ದೈತವರ್ಜಿತಾಯ ನಮಃ ವರ್ಣದಾಯ ನಮಃ ಮಧುದಾಯ ನಮಃ ವರ್ಧಾಯ ನಮಃ ಬ್ರಹ್ಮಾತ್ಮೈಕ ಸ್ವರೂಪಿಣೀ ನಮಃ ಬೃಹತ್ತೇ ನಮಃ ಬ್ರಾಹ್ಮೇ ನಮಃ ಬ್ರಹ್ಮಾದೀ ನಮಃ ಬ್ರಹ್ಮಾನಂದಾಯ ನಮಃ ಬಲಿರೂಪಾಯ ಬಲಿಪ್ರಿಯಾಯ ನಮಃ ಬಾಡಾರೂಪಾಯ ನಮಃ ದತ್ಸೇನಾಯ ನಮಃ ಭಾವಾಭಾವ ವಿವರ್ಜಿತಾಯ ನಮಃ ಸುಖಾರಾಧ್ಯಾಯ ನಮಃ ಶುಭಕರ್ಣೀ ನಮಃ ಸೋಲಭನ ಸುಲಭಾಗತ್ತೀ ನಮಃ ರಾಜರಾಜೇಶ್ವರೀ ನಮಃ ರಾಜರಾಯಿನೀ ನಮಃ ರಾಜವಲ್ಲಭಾಯ ನಮಃ ರಾಜಕೃಪಾಯ ನಮಃ ರಾಜಪೀಠ ನಿವೇಡ ದ್ರಜಾಸ್ರದಾಯ ನಮಃ ರಾಜಲಕ್ಷ್ಮೀ ನಮಃ ಕೋಶನಾಥಾಯ ನಮಃ ಚದುರಂಗಬಳೇಶ್ವರೀ ನಮಃ ಸಾಮ್ರಾಜ್ಯಾಯಿನೀ ನಮಃ ಸತ್ಯನಂದಾಯ ನಮಃ ಸಾಗರಮೇಖಲಾಯ ನಮಃ ದೀಕ್ಷಿತಾಯ ನಮಃ ನೀತಿಸಮನ್ನೀ ನಮಃ ಸರ್ವಲೋಕವಶಂಕರೀ ನಮಃ ಸರ್ವಾರ್ಥದಾತ್ರೀ ನಮಃ ಸಾವಿತ್ರೀ ನಮಃ ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಿಣೀ ನಮಃ ದೇಢಕಾಲ ಪರಿಚ್ಛಿನ್ನಾಯ ನಮಃ ಸರ್ವಗಾಯ ನಮಃ ಸರ್ವಮೋಹಿನೀ ನಮಃ ಸರಸ್ವತೀ ನಮಃ ಆಶ್ರಮಜೀ ನಮಃ ಗುಹಾಂಬಾಯ ನಮಃ ಮುಖ್ಯರೂಪಿಣೀ ನಮಃ ಮುಖ್ಯರೂಪಿಣೀ ನಮಃ ಸರ್ವವಾದೇ ನಮಃ ನಿರ್ಮುಕ್ತಾಯ ನಮಃ ಸದ್ರೂಪ ಧಾರಣೀ ನಮಃ ಕಷ್ಟಮೂರ್ತಯೇ ನಮಃ ವಿಜಾದೈತ್ರೀ ನಮಃ ಲೋಕಯಾತ್ರಾ ವಿಧಾಯಿನೀ ನಮಃ ಏಕಾಗಿನೀ ನಮಃ ಭೂಮರೂಪಾಯ ನಮಃ ವಿದ್ವೈತಾಯ ನಮಃ ವೈದವಂತಾಯ ನಮಃ ಅನ್ನದಾಯ ನಮಃ ವಸುದಾಯ ನಮಃ ವೃದ್ಧಾಯ ನಮಃ ಧುಮಾತ್ಮಿಕ ಸ್ವರೂಪಿಣೀ ನಮಃ ನಿಹತ್ಯೇ ನಮಃ ಬ್ರಾಹ್ಮೀ ನಮಃ ಬ್ರಹ್ಮಾನಂದಾಯ ನಮಃ ಬಲಿಪ್ರಿಯಾಯ ನಮಃ ಪಾಡಾರೂಪಾಯ ನಮಃ ಭರ್ಸೇನಾಯ ನಮಃ ಭಾವಾಭಾವೃದ್ಧಾಯ ನಮಃ ಸುಧಾರಾಧ್ಯಾಯ ನಮಃ ಶುಭಕರ್ಣೀ ನಮಃ ಸೋಪನಾಥ ಭಾಗತ್ತೀ ನಮಃ ರಾಜರಾಜೇಶ್ವರೀ ನಮಃ ರಾಜರಾಯಿನೀ ನಮಃ ರಾಜವಲ್ಲಭಾಯ ನಮಃ ആദ്യ കൃപായ നമ ആദ്യ വീടിന് പേര് ജാസ്തായ നമ ആദ്യ ലക്ഷ്മി നമ കുട്ടനാഥായ നമ അതിരംഗമലേശ്വരൻ നമ ആധുർമയ നമ ഈ നമ ഗുരുമണ്ഡല രൂപിണി നമ പുരോദ്ധീർണായ നമ മഹാരാജ്യായ നമ മാചാരി നമ മധുമത്തി നമ കക്കീ നമ ഇണാംബായ നമ ഗുഹ്യാരാജ്യായ നമ കോമളാംഗി നമ ഗുരുപ്രിയായ നമ സ്വതന്ത്രായ നമ സർവതന്ത്രേക്ഷേ നമ ദക്ഷിണാമൂർത്തി രൂപിണി നമ ധനകാര്യ സമാഹാരാജ്ഞായ നമ ശിവജ്ഞാന പ്രദായിനി നമ പിത്തലായി നമ ആനന്ദലികായ നമ പ്രേമരൂപായ നമ പ്രിയങ്കരീ നമ മാവപാരായണ പ്രിയായ നമ അഞ്ജവിദ്യായ നമ ഹരേശ്വരീ നമ വിദ്യാധനഷ്ടായ നമ മുക്തിദായ നമ ബുദ്ധിരൂപിണി നമ ദാസ്യപ്രിയായ നമ അയകരീ നമ ലജ്ജായ നമ കമ്പാലി വന്ദിതായ നമ ഗോപതാവൃട്ടീ നമ പാപാരണ്യ ദവാനായ നമ ദൗർഭാഗ്യദൂത പാദൂരായ നമ ദയാദ്വാന്തര വിപ്രഭായ നമ ഭാഗ്യചന്ദ്രികായ നമ ഭക്തചിത്തകേ ഗണാകരനായ നമ ലോകപർവ്വത സംഭോളജയ നമ ഉദാരകുമാരികായ നമ മഹേശ്വരീ നമ മഹാകാളിയേ നമ മഹാഗ്രാതായ നമ മഹാധനായ നമ അപർണായ നമ ചണ്ഡികാതിര നമ ചണ്ഡമുണ്ടാതുരോധന്യ നമ ഖടാക്ഷാത്തികായ നമ കർമ്മലോകേശ്വര നമ വിശദാരണ്യ നമ ദുർഗധാത്രേ നമ ശുഭകാതിര നമ സ്വയംഭകാതിര നമ വിഭാത്തികായ നമ ദുർഗാപൂർഗതായ നമ ശുദ്ധായ നമ ജപാവൃപ്പണി ഭാഗൃതീ നമ ഓജോവർത്തീ നമ വിദുരായ നമ യജ്ഞരൂപായ നമ പ്രിയവൃതായ നമ ദുരാരാധ്യായ നമ ദുരാദൃഢായ നമ പാടനീക സ്വപ്രിയായ നമ മഹത്തീ നമ വേരുള്ളിയായ നമ മന്ദാർഗസ്വപ്രിയായ നമ വിരാടാഢ്യായ നമ വിരാടരൂപായ നമ രജസേ നമ വിശ്വദോക്യ നമ പ്രത്യഗ്രൂപായ നമ പരാകാഠായ നമ പ്രാണദായ നമ പ്രാണരൂപിണി നമ മാർത്താണ്ഡ പരിവാരാധ്യായ നമ േന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മാരമാണവേന്മ ब्रह्माण्ये नमः मोहने नमः तरण्ये नमः अभरूपाय नमः उदारचिदाय नमः प्रसवित्रे नमः प्रचण्डाय नमः आज्ञाय नमः प्रदुष्टाय नमः जगदाकृते नमः प्राणेश्वर्ये नमः प्राणदात्रे नमः पञ्चादपीडरूपिण्ये नमः विशृङ्खलाय नमः विकृतस्थाय नमः वीरमात्रे नमः यद्प्रसवे नमः मुकुन्दाय नमः मुक्तिलयाय नमः मूलविग्रहरूपिण्ये नमः बालज्ञाय नमः गौरवग्ने नमः उपचक्रप्रवर्तिन्ये नमः कन्दसाराय नमः शास्त्रधाराय नमः मन्त्रधाराय नमः मनोधर्ये नमः उदारगीते नमः उद्दामवैभवाय नमः अन्नरूपिण्ये नमः जन्म मृत्यु जरांत जन विश्रांताय नमः सर्वोपरिष्टाय नमः शान्तिगरात्मिकाय नमः गंभीराय नमः गणानस्ताय नमः सर्विजाय नमः कांडोलवाय नमः अर्पणाहिताय नमः आष्टाय नमः कांताय नमः कांतार्थ विग्रहाय नमः कार्यकाल निर्मुक्ताय नमः कामकेली रंगिताय नमः नीला विग्रह धारिणी नमः सदाय नमः निर्मुक्ताय नमः मुक्ताय नमः क्षिप्र प्रसादिनी नमः अंतर्मुख समाराध्याय नमः बहिर्मुख दुर्लभाय नमः प्रिय नमः निवर्गलयाय नमः प्रस्थाय नमः सुब्रमाल्यै नमः किरामाजाय नमः किरालंबाय नमः आत्मारामाय नमः सदासतये नमः संसार मंगल निर्मग्न समुद्रण पंडिताय नमः यज्ञप्रियाय नमः यज्ञकर्त्रे नमः यजमान स्वरूपिणी नमः धर्माधाराय नमः धनाधिक्षाय नमः धनधान्यवर्धिनी नमः विप्रप्रियाय नमः विश्वरूपाय नमः विश्वब्रह्मकारिणी नमः विश्वग्राताय नमः विद्रुभाय नमः वेटव्ये नमः विट्ठरूपिणी नमः अयोनये नमः योनिलयाय नमः उपरसाय नमः गुरुपिणी नमः वीरकोटिप्रियाय नमः वीराय नमः निष्कर्म्याय नमः आदरूपिणी नमः विज्ञानकरणाय नमः कल्याण महा विलग्धाय महा वेन्द्रवासनाय महा तत्वाधिकाराय महा सत्तमय्ये महा सत्तमूर्त स्वरूपिणी महा कामकालप्रियाय महा ओम्याय महा ताडिवकुटुम्बिनी महा सव्याप सव्य मार्गस्थाय महा सर्वाबद्ध निवारिणी महा प्रस्थाय महा स्वभाव मधुराय महा कीराज महा कीर समर्चिताय महा चैतन्याग समाराध्याय महा चैतन्य गुरुप्रियाय महा प्रोदिताय महा दादुष्टाय महा अरुणादित्य भारदाय महा दक्षिणा दक्षिणा राज्याय महा करस्वेन कामजाय महा कौलनी केवलाय महा अनन के केवल वदाय नी महा सूत्र प्रियाय महा सजीवत्य महा निसंस वैभवाय महा मनस्विन नी महा आनवत्य महा नयस्य महा मंगलाकृति महा विश्वमात्रे महा विगद्धात्रे महा विशालाक्षि महा विराजनी महा सगल्भाय महा गुरुदारान महा गोमगेश्य महा भद्रन्नी महा आमगेशन महा पंचयज्ञप्रियाय महा पंचप्रेत पंचायशायिनी महा पंचम्ये महा पंचभूतेश्य महा पंचसंख्योपचारिणी महा शाश्वते महा शाश्वतीश्वर्याय महा सर्वदाय महा अम्बमोहिनी महा धराय नमः धरसुदाय नमः धन्याय नमः धर्मिणी नमः धर्मवर्धिनी नमः लोकादिदाय नमः गुणादिदाय नमः सर्वादिदाय नमः समात निकाय नमः नंदु गोस्म प्रक्षाय नमः बालाय नमः लीला विनोदिनी नमः सुमंगल्ली नमः सुखकर्री नमः सुमेधाय नमः स्वाशान्नाय नमः स्वादिनी नमः स्वादिनर्शन प्रियाय नमः आशोभनाय नमः सुधमानसाय नमः हिंदुदर्पण संतुष्टाय नमः ओम पूर्वजाय नमः ओम त्रिपुराम्बिकाय नमः ओम दशमुद्राधमाराध्याय नमः ओम त्रिपुरा शिवशंकरी नमः ओम ज्ञानमुद्राजी नमः ओम ज्ञानगम्याजी नमः ज्ञानज्ञेय स्वरूपिणी नमः ओम ज्योतिपुत्राजी नमः ओम त्रिकंडेशी नमः ओम त्रिगुणाज नमः ओम दम्भाज नमः ओम त्रिकोणकाज नमः ओम अनकाज नमः अद्भुतचारित्राज नमः वांछाप्रदायिनी नमः अभ्यासाज्ञाताजी नमः ओम चक्रादीदरूपिणी नमः ओम अज्ञानद्वान्ददीपिकाजी नमः महाबालगोपविजयाजी नमः ओम सर्वानुल्लङ्घनाथनाजी नमः ओम श्रीचक्राधरजाजी नमः ओम श्रीमत्त्रिपुरसुन्दरी नमः ओम श्रीनिवाजी नमः ओम సహస్రనామ కుంకుమార్చన పూజాం కరిష్యామః ఓం ధూరది ధూర్వ ధూర్వంతం ధూర్వదయ్యాస్మాన్ ధూర్వదితం ధూర్వయం వయం ధూర్మస్మం దేవానామధిదశ్రితమం వప్రితమం జుట్టదమం వండితమం దేవభూతమకృతమదిహకర్దానం దృగుమ్మ స్వమాహ్వాహ మిత్రస్య త్వాదక్షుడా ప్రేక్షేమాభేర్వాదంబిత్తా మాత్వా హిగం విదుడో నాహవల్లీ దలేరుదం కక్కు ద్రవ్య సమాయుక్తం సుగంధం సుమనోహరం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహణ ఓం సాధ్యం ద్రవక్తి సంయుక్తం వన్నినా యోగిదం మయా ధ్యానమంగళం దీపం త్రైలోక్య నిమిరావహం అవాహిదాభ్యో సర్వాభ్యో దేవతాభ్యో నమః ప్రత్యక్ష దీపం సుందరేణ నామే నాగవల్లీదలేరుదం కర్పూరదూర్ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం నివేద్యాని నివేద్యం ఆదమనీయం సమర్పయామి ఓం బహుస్వై బహుస్వాజై బహుస్వజా వికాజై బహువ్రీహ్యవాజై బహుమాణ బహుహిరణ్యాది బహువస్తికాది బహురాజపూరుడాజై రయమధ్యే పుట్టిమధ్యే బహురాజస్ఫోటాజై రాజాస్తు శ్రీం హ్రీం పరలక్ష్మ్యంబికాజై నమో నమః నానావిధాని కల్పూర నీరాజన జ్యోతి అనజా భూతజా పరలక్ష్మ్యంబికాజా ప్రియతాం ఓం అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి జప సంఖ్యాం సమర్ప్య ప్రార్థ్య దేవి గౌరీ జగన్మాత ఈశ్వర ప్రియనందిని అగ్నికార్య ప్రవర్సోహం అనిజ్ఞాం దేహి మే శ్రీయే అనిజ్ఞాం శ్రావజేత్ ఆచార్య కుండ సమీపం ఏత్య సౌమ్యస్వో భవిష్య భద్రం దదాతు ఓం ఘనానాహం త్వా ఘనపతిగుం అవామహే కవింగ వీణా ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పదాన శృణ్వన్ హౌతుభిశ్రీ దశాదనం ఓం శ్రీ మహాగణపతయే నమః శివదనీయవృష్టం సర్వకళ్యాణమూర్తిం వర్షకమలహస్తం శోభితం మోదకేన అరుణకుసుమమాలా వ్యాళలంభో మమ హృదయ నివాసం శ్రీగణేశం लंबोदरं श्यामलिभुं गणेशं गुढारमक्षश्रितमूर्त्वकाभ्यां तन्धुमदकराभ्यां वामेकराभ्यां जतधानमीले करस्फुटितमोदकं कठिनशैलजा कटस्फुटमतोदकं कठिनविघ्नविच्छेदहं समस्तफलदायकं शकलदेवता नमामि गणनायकं नवकवित्वचन्दायकं ओम भद्रं कर्णे विश्रुणियाम देवाः भद्रं वस्ये माक्षवरेजत्राः स्थिरैरङ्गैः सृष्ट्वा हंसस्तनोभिः विषेम देवहितं यदायुः स्वस्ति नहिन्द्रो वृद्रस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो हरिष्टनेभिः स्वस्ति नो ॐ शान्ति शान्ति शान्तिः ॐ लं नमस्ते घनपदये त्वमेव प्रत्यक्षं दत्त्वमसि त्वमेव केवलं कर्ताशि त्वमेव केवलं धर्ताशि त्वमेव केवलं त्वमेव सर्वं कल्पितं ब्रह्मासि त्वं साक्षात् शाश्वत नित्यं हृदं सत्यं वश्मि अवत्वम् अववर्धारम् अवश्रोत अवधातारम् अवनोचानमवशिष्यम् अवभ्रष्टाद् अवदक्षिणात्ताद् अवचोर्ध्वात्ताद् अवाधरात्ताद् त्वं वाङ्मयस्त्वं चिन्मयः त्वं सच्चिदानन्दात् विधीयोषि त्वं ज्ञानमयो विज्ञानमयोषि सर्वं जगदिदं द्रष्टधि सर्वं जगदिदं त्वय प्रत्यथे त्वं चत्वारिवाह् परिमिधापतानि त्वं कालत्रयाधीतः त्वं मूलाधारेषु शोध नित्यं त्वां योगिनोश्चानिन्द्य नित्यं त्वं विष्णुस्त्वं रुद्रस्त्वमिन्द्रस्त्वमग्निस्त्वं वाजस्त्वं सूर्यस्त्वं चन्द्रमाः त्वं भूर्भुवस्वरोनादेहेम्बोर्वमुच्चार्य वर्णादेहेन्दनरन्दर अनुस्वारः परधरः अर्तेन्दुलसितं ददा तारेण रुद्रम् एतत्तव मनुष्वरूप पूर्वरूपम् अघारो मध्यमरूपम् अनुस्वारसाहञ्जरूपम् बिन्दुरुत्तररूपम् नाधसन्धानम् संहिता सन्देहे गणेड विद्या गणहर्षेः गायत्री छन्दः श्रीमहागणपतिर्देवता ॐ घं गणपतये नमः एकदन्धाय विद्महे वक्रदुण्डाय धीमहि दन्धि प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं भाषमङ्कुशधारिणो अभयं वरदं हस्ते विभ्राणं मूढिगध्वजं रक्तं लम्बोदरं शूर्पकर्णः रक्तगन्धानि लिप्ताङ्गं रक्तपुष्पैः सुभूषितम् भक्तानघं विनं देवं जहत्कारुणमस्तुतम् आविर्भूतं दधृत्यादौ प्रकृतेत् पुरुषात् परम् तयो हि यो इनं वरः नमो प्रादपदजे नमो गणपदये नम प्रमदपदजे नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुदाय श्रीवरदमूर्तये नमो नमः एतत्तर्वधिरोजोधीते ब्रह्मभूयाय कल्पते स सर्वविघ्नेन्न बाध्यते पञ्चमहापादकोपपादका प्रमुच्यते दिवदकृतं पापं नाशयति प्रादरधीजानो रात्रिकृतं पापं नाशयति धर्मार्थगाम्यमोक्षञ्च विन्दति यो यदि मोहाद्दास्यति त पापी जान् भवति अनेन गणपतिमपिडञ्जति तवात्मे भवति नित्यदर्वणभाग्यम् अभिभेदि कदा जनेति यो लाजेर्जति दीतजितोपान् भवति तमेतावान् भवति यः साज्जतमर्भर्यजति स सर्वल्लभते स सर्वल्लभते सूर्यवत्सस्वी भवति सूर्यगृहे महानद्यां प्रतिमा जन्यतो वा जत्वा महाविघ्ना प्रमुच्यते महादोषा प्रमुच्यते यदेवं वेदा भद्रं कर्णे विश्रुणियाम देवाः स्थिरैरङ्गैः दृष्ट्वा हंसस्तनोभिः स्वस्ति नहिन्द्रो वृद्रस्रवाः स्वस्य नस्ताक्षो हरिष्टनेवहे ओम शान्ति शान्ति शान्ति ओम हिरण्यवर्णाम हरिणीम सुवर्णरजदस्रधा हिरण्मयीम लक्ष्मीर्जातवेदो महावह ताम महावह जातवेदो लक्ष्मीमनवगामिनी श्याम हिरण्यं विन्दे जङ्गामस्वं बुरुडानहम् अश्वभोर्भाम रथमध्यम अश्विनादः प्रबोधिने यन्देवीम पक्वदे श्रीर्मा देवेन्जुटदा ताम स्वस्मिदां हिरण्यप्रागादाम् आद्रां ज्वलन्तीं दृप्तां दर्पयन्ते नेश्चिदां पद्मवह्नां तां ह्योपक्वदे श्रियो आदित्यवर्णेतपदोऽधिजातो वनस्पतिस्तवृक्षोऽधिबिल्वः उपैतमान् देवतिगकीर्तितमणिनादः चुत्तिपादामलान् ज्येष्ठामलक्ष्मीर्नदजाम्यः गन्धद्वारान् दुराधरिढा नित्यपुट्टाङ्गरीषिणी मनसः काममाकूतिं वाचः सत्यमधीमहि वैश्वम्भव गर्दमा श्रियम्बादे मे कुले मातरम् पद्ममालिनी सृजन्तु श्रेग्धाणि दिक्लीलपदमे गृहे देवे मातरज्ञ श्रियम्बादय मे कुले करणी पुष्टिम् सुवर्णाम् हेममालिनी सूर्याम् हिरण्मयीम् लक्ष्मीजातवेदो महावः करणी पुष्टिम् पिङ्गलाम् पद्ममालिनी चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीजातवेदो महावः यस्याम् हिरण्यम् प्रभूतम् गावो दास्योऽस्माहम् निन्देयम् तन्नो लक्ष्मी प्रजोदजाहते धान्यम् धनम् पशुम् बहुपुत्र लाभम् जगदम् वत्सरम् दीर्घमायुः न परिढदति दुर्गाणि विश्वानावे वसिन्धुम् दुरिताद्यग्निः देवीकम् सर्वमहम् प्रपद्ये सुदरसि दरसे नमः कुम्भारजानुब्जो अस्मान् स्वस्तिभिर दुर्गाणि विश्वा पूर्च प्रत्ये बहुलान् पूर्वे पुपात्तो कादित न जातयो सिन्धुन्मनावा दुरितादिवर्णे अस्माकम् भवद्य पिता तनूनाजितकम् सहमानमुग्रमग्निकम् होवेम परमादसुस्तात् च न परिणति दुर्गाणि विश्वाक्षामद्येवो अधिदुर्जाद्यग्निः स्वाञ्जाहाज्ञे स्तनवम् प्रप्रय स्वास्मभ्यम् जजोपगमादितस्वाण्डसञ्चरेम नागस्य बिट्टमपिदम् वदानो वैष्णवे लोक इह माधजन्ता तन्नो दुर्गे प्रचोदजाहते प्रादर्भगम् भूदनम् ब्रह्मनस्पतिम् प्रातः सोमदर्दृगम् भुवेम आद्रश्चित्यम् मन्यमानः सुरश्चित्राजादित्यम् भगम् भक्षीत्याह भग प्रणोदन यगो बिरस्वै भग प्रण्डवन्द्रवन्तस्याम उदोदिता भगवन् सूर्यश्च भजन् देवानागम् सुमतौ श्याम तन्त्वा भगदर्वयुज्यो हवेमितनो भगपुरजेतापवेहेनम् वसुपितम् भगन्नारतिपुपा स्वाहाजनः भगन्तो भीरपतेरुतमुच्छन्तु भद्रा विदन्दुहाना विश्वद प्रवीणा जूयम् पादः स्वस्तिभिः सदानः वागिनकम् सन्तमदा भागन्ति कीर्णते भागमग्नेतम् कुरु मामग्ने भागिनम् गुरो मेधा देवी दृढमाना नागा विश्वाजी भद्रा सुमनस्यमानाः त्वयादुष्टा ऋतमाना दुरुक्ता बृहद्वदेम विदते सुवीरा त्वयादुष्टरुटर्भवदिते वित्पजा ब्रह्मागत श्रीरुरत्मजा त्वयादुष्टश्चित्रम् विन्दते वसदानो दृढस्त्वद्रविणो न मेधे मेधाम् मजन्द्रो दधातु मेधाम् देवी सरस्वती मेधाम् मे अश्विना भावा दत्ताम् पुष्करस्रजा अप्सराश्रजा मेधा गन्धर्वेषु तजन्मनः दैवी मेधा सरस्वती सामा मेधा सरभे दृढता गुस्वाः ఆమా మేధా సురభిర్ విశ్వరూప హిరణ్యగర్భాధకతీజ గమ్య ఊర్జస్వదేవయ సావిందమాన సామా ఆ మేధా సుప్రతీకాదుషంత మజి మేధాం మజ ప్రజాం మజగ్నిస్తేజో దధాత్ మజి మేధాం మజ ప్రజాం దధాత్ మజి మేధాం మజ ప్రజాం మహి సూర్యో బ్రాజో దధాతు వాగ్దేవీ చ విద్మహే బ్రహ్మపత్నీ చ ధీమహే ఓం భూమిర్ భూమ్నా జోర్వర్ణ అంతరిక్షం మహిత్వా ఉపస్థే ఆయంగో ప్రష్టిరక్రమే దశనం మాతరం పునః ప్రియం శుభః తద్వామభిరాజతి మాద్వతంగాయ శిశ్రియే శ్రోత్రం దేవీ హిరణ్యగర్భిణీ దేవీ ప్రసోదితేజనే లీలా సముద్రపదీతా విత్రీహణో దేవీ మక్యగీ యజ్ఞే యజ్ఞే విభీషణీ వాయుపరి జలధనీ స్వయందారా సత్యంతో పరిమేతిని లక్ష్మీ ప్రియదగీన్ దేవీ నమామి సుతపల్లవాం ధనుర్ధరాజే విత్మహే సర్వసిద్ధే చ ధీమహే చతుర్భుజాన్వితాంజామహే శక్తిమిత్రీరామనాదాపాచమక్రదగాయ్యాన్ని శాంతి శివాగ్నిమధ్యే శివాగ్నిస్తం ఉదాతన ఇది నామ కృత్వా అగ్నిమధ్యే శ్రీనాథం ప్రోక్ష కవచే నామకుంఠే ఆధారక్తయర్మ అనంతధర్మ అనంతాసన సింహాసన యోగాసన పద్మాసనస్య మధ్యే పద్మాసనస్య మధ్య ఐం శ్రీం హ్రీం పరలక్ష్మికాసనాయ ఐం శ్రీం హ్రీం పరలక్ష్మికామూర్తయే నమః న్యాసాదికం కుర్యాత్ ఓం ఈశానమూర్తినాథ్ ఉమ్మాదిగిరి మహామూర్తి అద్రుడక్కాది గౌరీ నిమాక్రే అగౌరీ అంగాదీ నమహార్దే వామదేవి అంబికాదీ నమానాభు సద్యోజామూర్తే గణాంబికాదీ నమః పాదజో ఐం శ్రీం హ్రీం పరలక్ష్మీ నమః సర్వాంగేషు దీన్యస్య ధ్యానాదికం కుర్యాత్ ఓం సింధూరాభాం త్రిణేత్రాం అమృతకలధరాం శేఖరీం రక్తవస్త్రాం వినోతుంగ ప్రవర్తస్తనభరణమిదాం యవ్వనారంభరూఢాం నానాలంకారయుక్తాం సదమరసజాం బీజసంక్రాంతమూర్తిం దేవీం పాశాంగుఢాఢ్యాం అమృతకలధరాం విశ్వజోనిం నమామి ఐం శ్రీం హ్రీం పరలక్ష్మీ నమః ధ్యాయామి ఆవాహయామి ఆవాహనాది సర్వోపచారైః యోనిముద్రాం ప్రదర్శ్య నమస్సుదా స్వాహాంతమూఢేన పాద్యాదమనార్ఘ్యాన్ యత్వా హృదయాయ వామిన్నీ నమః సన్నిధర్భవా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు సుప్రీత సంరక్షతో దేవి ప్రసీద ఇది విజ్ఞాప్య ఓం ఆత్మదత్త విద్యార్థ శివతత్వాదివాయ ఐం శ్రీం హ్రీం పరలక్ష్మీ నమః ఆచార్య నాడీ సంధానార్థం కృత్వా పునః ఆహుతిర్హుత్వా ఓం హ్రీం పరలక్ష్మికాయ స్వాహ పరలక్ష్మికాయ స్వాహ హ్రీం పరలక్ష్మికాయ స్వాహ ఆహుతిర్హుత్వా యథా మంత్ర యథాశక్తి మంత్ర దర్పణ దీపణ ఆహుతిర్భూయాత్ నాడీ సంధానార్థం యథా మూలమంత్ర ఆహుతిర్భూయాత్ ం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హుం హ ముఖాంత పూర్ణాహుతి దద్యాత్. ఓం మంత్రదర్పణార్థం మంత్రదర్పణ దీపనార్థం ముఖాంత పూర్ణాహుతి దద్యాత్. పునః ఆహుతి దశకం యథాశక్తి మూలమంత్రాహుతి హృదయాత్. अग्निम प्रार्थ्य अग्निमीश्वरम तेज पावनम परम मतः अस्मादिति हरपते संस्थाप दर्पयाम्यहम यदि अग्निम प्रार्थ्य समर्पय भोभो अग्ने तुजादस्य बालमेनम शिवाज्ञा रक्षते शिवाज्ञां च श्रावये देशिकोत्तमाः यदि अग्निम प्रार्थ्य समर्पय पुनः अग्नेः आचार्या मूलमंत्र पुनः द्रव्याहुतिमभिकार्य प्रणहोमयेत् आहुति पंचकम हुत्वा द्रव्याहुतिमभिकार्य ओम लक्ष्मी कुड़ी पदम ओम ऐं श्री ह्रीं महालक्ष्म्यम्बिकादी स्वाहा परलक्ष्म्यम्बिकादी स्वाहा ओम महादेवी च विद्महे विष्णु पत्नी च धीमहे तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम ऐं श्री ह्रीं कमले कमलालये प्रसीद प्रसीद सर्व सौभाग्यं देहि देहि ओम ऐं श्री ह्रीं धनलक्ष्मी स्वाहा ओम ऐं श्री ह्रीं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि ओम ऐं श्री ह्रीं धनलक्ष्मी स्वाहा ओम ऐं श्री ह्रीं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि ओम ऐं श्रीं धनलक्ष्मी स्वाहा ओम ऐं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि ओम ऐं ह्रीं श्रीं

ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीदौभाग्यं देहि नमः स्वाहा ओं ऐं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद सौभाग्यं देहि देहि ओं ऐं ह्रीं श्रीं महालक्ष्मी नमः स्वाहा ओं ऐं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद सौभाग्यं देहि देहि महालक्ष्मी नमः स्वाहा ओं ऐं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद सौभाग्यं देहि देहि श्रीं महालक्ष्मी नमः स्वाहा ओं ऐं श्रीं ह्रीं कमले कमलालये प्रसीद प्रसीद सौभाग्यं देहि देहि ॐ ह्रीं श्रीं परलक्ष्मी नमो नमः स्वाहा स्वाहा ॐ ऐं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि ऐं ह्रीं श्रीं परलक्ष्मी नमः स्वाहा ॐ ऐं श्रीं ह्रीं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि ऐं ह्रीं श्रीं हरलक्ष्मी अम्बिकायै नमो नमः स्वाहा ॐ गुरुलक्ष्मी सकल पूर्वतरे तु ओम हिरण्यवर्णाम हरणीं सुवर्णर दसृजाम धनलक्ष्मी स्वाहा ॐ धान्यलक्ष्मी स्वाहाी सन्तानलक्ष्मी स्वाहास्मिता प्रागारामात्रान्तरन्तीं सोपक्वदे श्रियं स्वाहा ॐ ह्री सौभाग्यलक्ष्मी स्वाहा प्रपद्ये अलक्ष्मीन्मेण सदान्त्वाणे आदिलक्ष्मी नमः स्वाहा आदित्यवन्ने तपसादि जातो वनस्पतिस्तोमृक्षादि बिल्वः लक्ष्मी स्वाहालक्ष्मी स्वाहाङ्गी ॐ ह्रीं विजयलक्ष्मी नमः स्वाहार्धमेन प्रजा भूतामयिजम्बवकर्दमे कुले मातरं वत्समारणी स्वाहा आपसृजन्तश्रीचाणिकेतुदेवे मातरज्ञस्यम्बादे मे कुले स्वाहा सूर्यामिरन्मयीं लक्ष्मीं जातवेदो मावः स्वाहा चन्द्रामिरन्मयीं लक्ष्मीं जातवेदो मावः स्वाहा यस्यामिरण्यं प्रभो दङ्गभूदास्यो स्वाहार्विन्देयं वरुणानहं स्वाहा तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ॐ ऐं श्रीं ह्रीं परलक्ष्म्यम्बिकायै स्वाहा अष्टसाम्राज्य सिद्धिप्रदायिनी वरलक्ष्म्यम्बिकायै स्वाहा पुनः सर्पिणा रुचमापूर्य प्रायश्चित्तार्थमस्त्राहुनेत् ॐ परस्पर ॐ परस्पर घोरगौरधरधरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधनरूपधन ఓం శ్రీ పం శుభం పట్ పాడుదాసరాయ స్వాహ ఓం శ్రీం పం శుభం పట్ పాడుదాసరాయ స్వాహ ఓం శ్రీం పం శుభం పట్ పాడుదాసరాయ స్వాహ ఓం శ్రీం పం శుభం పట్ పాడుదాసరాయ స్వాహ ఓం శ్రీం పం శుభం పట్ పాడుదాసరాయ స్వాహ ఓం శ్రీం పం శుభం పట్ పాడుదాసరాయ స్వాహ ఓం శ్రీం పం శుభం పట్ పాడుదాసరాయ స్వాహ ఓం రహ శివాస్త్రాయ పట్ స్వాహ ఓం రహ శివాస్త్రాయ పట్ స్వాహ ఓం రహ శివాస్త్రాయ పట్ స్వాహ ఓం రహ శివాస్త్రాయ పట్ స్వాహ ఓం యోం యోమాస్త్రాయ పట్ స్వాహ ఓం యోం యోమాస్త్రాయ పట్ స్వాహ ఓం యోం యోమాస్త్రాయ పట్ స్వాహ ఓం క్లీం కృష్ణవాసే సింహవదనే మహావదనే భైరవి సర్వత్ర కర్మ విద్వంసిని పరమంత్రేదిని సర్వభూతమణి సర్వ విజ్ఞాన చింది చింది సర్వ వ్యాధి నిగంధని గ్రంథ సర్వ దుష్టాన్ భక్ష భక్ష జ్వాలా దిక్వే ఓం క్లీం కృష్ణవాసే సింహవదనే మహావదనే మహాభైరవి సర్వత్ర కర్మ విద్వంసిని సర్వభూతమణి సర్వభూతాన్ వంద వంద సర్వ విజ్ఞాన చింది చింది సర్వ వ్యాధి ఐం శ్రీం ఓం శిం శిం దీర్ఘాస్త్రాయం పట్ స్వాహ ఓం శిం శిం దీర్ఘాస్త్రాయం పట్ స్వాహ ఓం శిం శిం దీర్ఘాస్త్రాయం పట్ స్వాహ ఓం శిం శిం దీర్ఘాస్త్రాయం పట్ స్వాహ ఓం శిం క్షిం దీర్ఘాస్త్రాయం పట్ స్వాహ ఓం శిం క్షిం దీర్ఘాస్త్రాయం పట్ స్వాహ ఓం ఐం శ్రీం హ్రీం కిలికిల కుమారికాదీ స్వాహ ఓం ఐం శ్రీం హ్రీం కిలికిల కుమారికాదీ స్వాహ ఓం ఐం హ్రీం శ్రీం కిలికిల కుమారికాదీ స్వాహ పునః నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాయ త్ర్యంబకాయ త్రికాలాగ్నిరుద్రాయ నీల గంగాయ శ్రీమన్ మహాదేవాయ నమో నమః స్వాహా హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపదజంబికా పదజో మా పదజే పదపదజే నమో నమః సర్పిడా సుతమా భూర్య పూర్ణ ఆహుతి కాల సప్తదే ఆద్యపాత్రే పూర్వతో నిధాయ విచ్ఛిన్న ప్రాయశ్చిత్తార్క్యం ప్రాణాయామత్రయం పరిషేచనం హనుమతేన్నమగ్రస్థాః దేవ సవిత ప్రాసావీ వర్ణస్థమూర్తయే నమః ధూపదీప నైవేద్యాదికం దత్వా ధూపమాగ్రా భజామి దేవేభ్యస్య యజమంత్రేణ దీపం దర్శయామి ధూప దీపానంతరమాచమనీయం సమర్పయామి ఊర్ధ్వస్తవరోమి యజమంత్రేణ తత్స్ఫురాన్నం నివేదయామి నివేద్యానంతరమాచమనీయం సమర్పయామి అన్నం ప్రాణమన్నమ వానమాహు అన్నం మృత్యుం తము జీవాతమాకుః బ్రహ్మాణో జరసం వదంతి అన్నమాహు ప్రజననం ప్రజానాజ విద్మహే లాలీలాయ ధీమహే అన్నో అగ్ని ప్రజోదజాతే ఆవాహిదాభ్యో వరలక్ష్మికాదీ నమో నమః సమర్పయామి అధరక్షాం ధారయామి ఆచార్య హస్తే దర్భ పుష్ప అక్షతాని గృహేత్వా సంయోజన కాలేన యజ్ఞమేవాని ధర్మాణి ప్రథమాన్యాహన్ దేహనాగం మహిమాన స్వదంతే సిద్ధిర్భవే దేవీ తత్ప్రసాదాత్ మహేశ్వరి అన్యథా చరణం నాస్తి త్వమేవ చరణౌ మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి భౌమ సంఖ్యాం సమర్పయామి గుండాంతకం బలిప్రదాయ పూర్వే బ్రహ్మణే స్వాహ పశ్చిమే విష్ణవే స్వాహ దక్షిణే రుద్రాజ స్వాహ ఉత్తరే ఈశ్వరాజ స్వాహ అథో మేఖలాజ వజ్రాదిభ్య స్వాహ పునః గుండాంతకం వ్రజేత్ బలిస్థానే అర్ఘ్యం దత్వా పునః అర్ఘయిత్వా గుండాంతకం వ్రజేత్ పరిధిమిట్టన పరిస్తరణాన్ అగ్నో ప్రహరతి యత్తే అగ్నే తేజస్తే నాగం తేజస్తే భూయాదం యత్తే అగ్నే వర్తస్తే నాగం వర్తస్తే భూయాదం యత్తే అగ్నే హరస్తే నాగం హరస్తే భూయాదం వైమేధాం భజ ప్రజామయ అగ్నస్తే జోదాదు వైమేధాం భజ ప్రజామయ ఇంద్రేంద్రయాదు వైమేధాం భజ ప్రజామయ సూర్యో రాజోదాదు వర్ణస్థమూర్తదే నమః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాసన యత్పూజితం మజాదేవ పరిపూర్ణం నుదస్తుతే ప్రాయశ్చిత్తాని దేటాని తపః కర్మాత్మజాని వేదాని దేటామదేటాణ శ్రీ మహాలక్ష్మ్యా అనుస్మరణం పరం వసుభ్యః రుద్రేభ్యః సగ్రశ్రామ వాగేభ్యః స్వాహా ఏకదర్భం విరుద్ధ్య ఓం స్వాహా రక్షాణి గృహీత్వా ఇంద్రస్తోమేన వంజతేన మధ్యమిదం వాతేన సహరేణ రక్షాంధారయామి ఓం పునః వేదేషు ధూపదీప నివేద్యాదికం దత్వా ధోర్వంతం ధోర్వదయ్యోస్మాన్ ధోర్వదితం ధోర్వజం వజం ధోర్వామస్వం దేవనామదితస్థిరమం పత్రితమం జుష్టదమం పన్నితమం దేవభూతమమశ్రుతమదిరవిరధానం దృగమ్మస్వమాత్మా మిత్రశ్చ త్వాచక్షుడా క్షేమభేర్మాదం విక్తమాత్మా ధూపం ఆగ్రాపజామి వరలక్ష్మీ నమః జ్ఞానప్రదోజం దీపం దర్శయామి వరలక్ష్మీ నమః ధూపదీపానంతరే ఆచమనీయం సమర్పయామి వరలక్ష్మీ స్వాహా అమృతోపకారే మధువాతారుతా యదే మధుక్షరం దివిందవః మధునక్తముతోషధి మధుమత్పార్థివ గుమ్రతః మధుమాన్నో వనస్పతిర్మధుమాగుమస్త సూర్యః తన్నో లక్ష్మీ ప్రచోదజాత్ దీపానందరే ఆచమనీయం సమర్పయామి లోకక్షేమార్థే ఆనంద కోలాహల కల్పూరణీరాజన జ్యోతిః ఓం పునః దేవ్యాః అష్టపుష్పాంజలిం అభ్యర్చ ఓం హ్రీం వామాయై నమః ఓం హ్రీం జ్యేష్ఠాయై నమః ఓం రౌద్రే నమః ఓం హ్రీం కాళ్యై నమః ఓం హ్రీం కలవికరణ్యై నమః ఓం హ్రీం బలవికరణ్యై నమః ఓం హ్రీం సర్వభూతదమన్యై నమః ఓం హైం హ్రీం శ్రీం పరలక్ష్మింబికాయై నమః సమాయుక్తం నాగవల్లీతలేరితం సత్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిహృత్యదా నాలిగేర నాలిగేర ശ്രീഫലതാംബൂലാണി അമൃതം നിവേദയാമി അനന്തരമാധവനീയം സമർപ്പയാമി അചാര്യഹസ്തേ പുഷ്പമാദായ ോപാം പുഷ്പം വേദ ചന്ദ്രമാവാഹപാം പുഷ്പം യജേപം വേദ ആജതനവാന് ഭവതി ആയതനവാന് ഭവതി ജോഹോത്സനവം പ്രതിഷ്ഠിതാം വേദ അഷ്ടാപദേ നവപദേ ബഭൂപിഷി സഹസ്രാക്ഷര പരമേ വ്യോമന്നേ പ്രജാനാം ഭവതി മാതാഃ ജഷ്മന്തം കരോതു മേ ധനമിന്ദ്രോ ബൃഹസ്പതിർവരുണം ധനമസ്തു തേ സോമം ധനസ്യ ദോപി നോ മക്യം ദദാതി ദോപിനഃ ൃതപുണ്യാണാം ഭക്താനാം ശ്രീസൂക്ഷ്മം ദവേത് സദാ തന്നോ ലക്ഷ്മീ പ്രചോദജാഹാത് ചത്ര രാമോപചാരാണ് സമർപ്പയാമി ഹോതാഹാരം രത്നധാതമോർജേത്വാദവസ്തോ ശ്രേഷ്ഠതമായ കർമ്മണേ അഗ്നഃ ജാഹവീതജേ ഗൃണാണോ ഹവ്യദാതജേ ഷണ്ണോ ദേവീരഭട്ടജഹാപോപവന്തു ഭീതജേ അധാദർധ പൂർണമാസവ്യാ ആഖ്യാ ശ്യാമഃ അന്യമാഹ വൃണീജം വൃണീജ നഗരസ്യോന്യമഗ്നം വൃണജതി പരമേകാക്ഷരം ബ്രഹ്മ വ്യക്താവ്യക്തം സനാതനോ സർവമംഗളമാംഗല്യേ ശിവേ സർവാർത്ഥ സാധകേ ശ്രീയംബികേ ഗൗരി നാരായണി നമോസ്തുതേ ഓം കാലപാവക സന്നിഭ കാലപാവക സന്നിഭ കലിദാർത ചന്ദ്രതിരോരുഹ ബാലനേത്ര വിഭൂഷണ ഭജദാഹി സിംഹനിതേതുടി തങ്കചക്രകൃപാനകേടകചാപവാനകരുടിക ശൂലഭാഗി ഭുജാംബജേ ശൂലഭാഗി ഭുജാംബജേ വിജിതാ കില സുരസൈന്യക ദ്രാവിഡ ഗാനപ്രിയേ ദ്രാവിഡ ഗാനപവതാരം കൽവിതരും ഒരുനാഴം തളർവരിയ മനം തരും ദൈവ വടിവം തരും നെഞ്ചിൽ വഞ്ചമില്ലായിനം തരും നല്ലനയെല്ലാം തരും അൻപർ എന്തവർക്കേ ധനം തരും പൂങ്കുഴലാൾ അഭിരാമികടൈ കൺകഴേ കളയാത കൽവിയും കുറയാത വയതും ഓർ കപടുവാരാധനത്വം കണ്ടാത വളമയും കുണ്ടാത ഇളമയും കഴുപിനി ഇല്ലാത ഉടലും സളിയാത മണമും അൻപ് അകരാത മണവയും തവരാത സന്താനവും താരാത കീർത്തിയും മാറാത വാർത്തയും തടകൾ വാരാത കൊടയും തൊളയാത നിതയമും കോണാത കോളും ഒരു തുൻപമില്ലാത വാഴ്വും തുയ്യനിൻ പാദത്ത് അൻപൂതവിഹി പെരിയ തുണ്ടരോടു കൂട്ടുകണ്ടായ ഇളയാളി അറുതയിനും മായനത് തങ്കയെ ആദി കടവൂരിൻ വാൾവേ അമുദീശരുവാഹം സുഖവാണി അരുൾബായിനി അഭിരാമിയേ ഓം യാ ദേവി സർവഭൂതേഷു ലക്ഷ്മി രൂപേണ സംസ്ഥിത നമസ്തൈ നമസ്തൈ నమస్తే నమో నమః. దుస్తివాదక ప్రియ దుస్తివాదక మోదార్య దుస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయే నమాగే నమగీ మగీడా గోభూతరేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వరుడత వర్జన్య పృథ్వీ రక్షసాలని దేడోజం క్రోవరైదా సజ్జనా సంతర్భయా అస్య దేవదేవస్య మహాదేవస్య కిలాండ కోటి బ్రహ్మాండనాథకస్యా సృష్టి స్థితి సంహార తిరోభావానుగ్రహకారిణ్యా వరావటారిగాయా దేవీ దేవ్యా దగద్రే రక్షిణ్యా ఇచ్ఛా జ్ఞాన క్రియాక్తి స్వరూపిణ్యా వాంగ్మణ శుక్ర శ్రోత్ర దేవాన్యాజా శ్రీమతి ఐం శ్రీం హ్రీం పరలక్ష్మికాజా అస్య దిన విశేష సప్తమ దిన విశేషదా అస్మినంబికాజా విషేణ మంత్రలోపే తంత్రలోపే క్రియాలోపే శ్రద్ధాలోపే తోక్రం యథాశాస్త్రాన్ని భూజాది మహాంతో అనుగ్రహంతు అస్యాః విషేణ హోమ పూజాఖ్య ఉభయకర్తృణాం సమస్త భక్త మహాజనానాం క్షేమస్థైర్ధైర్వీర్యుత్సందాండోభాగ్యధర్మార్థకామ్యమోక్షధర్వితబలపురుడాద్యర్థం ఆసందరార్థకంసావివృద్ధ్యర్థం సర్వాభీఠబలస్థ్యర్థం షణ్మంగళప్రాప్తిః శుద్ధ్యర్థితి భూజాది మహాంతో అనుగ్రహంతో. అస్య భక్తమహాజనానాం సమస్త జనానాం క్షేమారోగ్యదాస్యర్థం సమస్త సుమంగళీనాం దీర్ఘసుమంగళీప్రాప్తిః వయోదిగానాం అతిశీఘ్రమేవ కాజీరామేశ్వరాదర్శనాగమప్రాప్తిః వసూనాం అతిశీఘ్రమేవ సగనస్త విద్యాపాడంగదాస్ధి కన్నిగాణిశీఘ్రమేవ్యాహప్రాప్తిసిద్ధిభూజాదిమహాంతో అనుగృహంతో. సర్వే జీవా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు వయం కుర్మహోత్తరోత్తరాభివృద్ధిరస్తు. సర్వం శ్రీ పరలక్ష్మిగాజా దివ్యచరణార పాదారవిందార్పణమస్తు తచ్చై వాస్తు. వాన్ముగిల్ వలాదువైక మలివలం సురక్కమన్నన్ కోన్మురై உயிர்கள் வாழ்க நான்மறை அறங்கள் ஓங்குக நற்சவம் வெல்லிமல்க மேன்மைகோள் சைவநீதி விளங்குக ஹரஹர நம பார்வதி பதஜே நாடுடைய சிவனே போற்றி ஓம் ஜெய் ஓம் సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి శుభం భవతు కళ్యాణి ఆదిరారోగ్య సంపద వినాయ దీపజ్యోతిమహే విట్టు భీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఐం శ్రీం హ్రీం పరలక్ష్మీగాదీ నమః. లోకక్షేమార్థి ఆనందకోళాహల కల్పూరణీర జన జ్యోతి అనంతరమాధమనీయో సమర్పయామి రక్షాంధారయామి. దేవీ గౌరీ జగన్మాతా యావత్ ఈశ్వర ప్రియనందిని అభిషేక ప్రవర్తోహం అనిజ్ఞాం దేవే శ్రీయే. సంకటపడ ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం గణానాహం త్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః నశృణ్మన్నోదిభిశ్రీదనాథనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం సక్తోమివదిత వునా పునంతో యత్ర ధీరామన తావాచమకృతాం అత్రాదగాః యః సఖ్యాని ధ్యానతే भद्रीडां लक्ष्मीन्निहितातिवाचीं हिरण्यवह्नां हरिणीं सुवर्णरजदस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीर्जातवेतो महावह तां महावह जाधवेतो लक्ष्मीमनपघामिनीं यस्यां हिरण्यं विन्देरङ्गामस्वं पुरुडानहम् अश्वपूर्वामृतमध्याम् अस्तिनादप्रबोधिनीं सृजन् देवीमुपक्वजे श्रीर्मा देवीं जुडदां कां सोऽस्मिदां हिरण्यप्राकारमाद्राञ्ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवह्नान्तामिहोपक्वजे सृजम् चन्द्रां प्रभाताञ्जदाज्ज्वलन्तीं सृजल्लोके देवजुट्टामुतारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवन्नेतपतोऽधिजातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः तस्य फलानि तपदानुधन्तु माजान्तराजाः स भाग्याः लक्ष्मीः उपैतु मां देवदकीर्तिट्टमनिनादः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे क्षुप्तिपादामलाञ्जेट्टामलक्ष्मीनादजाम्यहम् अभूतिमदमृद्धिञ्च दर्भान्निर्नुतमे गृहात् गन्धद्वारान् दुरादर्ढान्नित्यपुट्टाङ्गरीडिणीः ईश्वरीकं सर्वभूतानां तामिहोपक्वजे सृजम् मनधः काममाकूतिं वाचः सत्यमधीमहि पशूनां रूपमन्यः समजि श्रीसृजताञ्जदः गर्दमेन प्रजाभूतामजितं भव गर्दमा सृजं वातज मे कुले मातरं पद्ममालिनी आपसृदन्ति दिघ्नानि जिक्लेदपद मे गृहे निज देवीं मातरग्रसृजं वातज मे कुले आद्रां पुष्करिणीं पुट्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीर्जातवेतो महावह आद्राधकरिणीं जट्टिं पिङ्कलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीर्जातवेतो महावह तां महावह जातवेतो लक्ष्मीमनवघामिनीः यस्यां हिरण्यं प्रभूतं गावोधास्योऽस्मान् विन्देजं पुरुडानहम् यस्युजि प्रजजो भूत्वा जिहुदादाज्जमन्वहम् सूक्तं पञ्चददस्रं च श्रीकामस्वदतं च पेति पद्मानने पद्मपूर्वो पद्माक्षी पद्मदं भवे तन्मे प्रजति पद्माक्षी येन सौक्यल्यभाम्यहम् गोधादि धनदादि महाधने धनं जेडुदतां देवीं सर्वकामां सुदेहि मे पद्मानने पद्मविपद्मपत्रे पद्मप्रिये पद्मदलाजिधाक्षी त्वत्वादपद्मं महितन्यदस्व पुत्रपौत्रं धनं धान्यम् अश्वस्याजगभेरतम् प्रजानां भवति माताः दुष्मन्तं करोतु मे धनमग्निर्धनं भाजो धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमस्तु ते वैनदे जतोमं पिपसोमं पिपतु वृद्रः सोमं धनश्च भोपिनो मत्यं ददातु धोपिनः न क्रोजो न धमात्सर्यं न लोभो नाशुभामतिः भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत् सदा सरजिजलजे सरोजहस्ते धवलतरां सुतकन्दमाल्यजोभे భగవతి హరిబల్లభే మనోజ్ఞే త్రిభువతి భూతికరి ప్రజీతమగ్నిం విష్ణుపత్నీం క్షమాం దేవీం మాధవీం మాధవ ప్రియాం లక్ష్మీం నయతకీం దేవీం నమామిస్తుత వల్లభాం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహీ తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీర్వత్సస్వమాజుష్యమారోహ్యమాభిధాశోభమానం మహీజతే ధాన్యం ధనం వసుం బహుపుత్రలాభం సతతం వత్సరం దీర్ఘమాయుః. ఓం ప్రాధరగ్నిం ప్రాధరింద్రకుం హవామహే ప్రాధర్మిత్రావరుణా ప్రాధరశ్వినా ప్రాదర్భగం భూటనం బ్రహ్మనస్పతిం ప్రాతః సోమముదరుద్రగం భువేమ ప్రాదర్జితం భగముగ్రగం భువేమ వజం పుత్రమదితేర్జో విధర్తాః. ఆద్రశ్చిత్యం మన్యమానశ్చురశ్చిత్రాజాచిత్యం భగం భక్షీత్యాః భగ ప్రణీతర్భగదధ్యరాతో భగేమాం ధియముత వదతన్నః భగ ప్రణోదన జగోభిరస్వై భగ ప్రణ్రవంత శ్యామ ముదే తానేం భగవంత శ్యామోద ప్రదివ్య ఉత మధ్యే అన్నా. సూర్యస్య వజన్ దేవానాగుం సుమతౌ శ్యామ భగదేవ భగవాగుమస్తు దేవాస్తేన వజం భగవంత శ్యామ తంత్వా భగదర్వజిజ్జో హవేమితనో భగవురజేతా భవేహ సమధ్వరాజోషసో నమంతదధిగ్రావే వసుదే పతాజ అర్వాజీనం వసిపితం భగన్నో రథమివా స్వాహాజినావహంతో అశ్వావతేర్గోమతేర్న పురాజో వీరవతే స్వతముచ్చంతు భద్రా ఘృదందుహానా విశ్వత ప్రపీనా యూజం పాధ స్వస్తిభిస్వతాన యో మాహాగ్నే భాగినగుం సంతమత భాగం జిగీరిషతి అభాగమగ్నేతం కురు మామగ్నే భాగినం కురు. భాగ్యదేవత జై నమః. హరిః ఓం. ఓం సక్తమివదిత పునః పునంతో యత్ర ధీరా మనసా వాచమకృత అత్రా జగాహాజ సఖ్యాని జానతే భద్రీణాం లక్ష్మీర్ నిహితాతి వాచీ. యో రుద్రో హగ్నవ్యో హప్సి యవోషధీజో రుద్రో విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమోహస్తు. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దతే పతం సమూఢమస్య పాకుం సురే విష్ణో లలాఢమసి విష్ణో పృష్టమది విష్ణో స్వత్రే స్తో విష్ణో శూరధి విష్ణో ధ్రువమది వైష్ణవమది విష్ణవే త్వా తదస్య ప్రియమభిపాతో అస్య నరో యత్ర తే భజవో భజంతి ఉరుక్రమస్య దహి బంధురిత్తాః విష్ణో పతే పరమే మధ్వపుత్సః ప్రధద్విష్ణుస్తవతే వీర్యాజ మృగో న భీమకుచరో గిరిష్టాః యస్యో విషుత్రుషు విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వర్వా పరోమాత్రజాతనువా ప్రధాన నతే మహిత్వమన్యస్న్యువంతి ఉభేతే విత్మరదశీ పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే విచక్రమే పృథివీ మేఘదేత క్షేత్రాది విష్ణుర్మనుషేత దశ్యన్ ద్రువాజో అస్య కీరజో జనాదః ఉరుక్షితిగుం సుజనిమాదకార త్రిద్దేవ పృథివీ మేఘదేత विचक्रमे सदस्तदं हजित्वा प्रभृष्णुरस्तु तपदस्तभिः जाने त्वेषग्गुह्यस्य स्थविरस्य नाम ॐ महालक्ष्म्यम्भिका जै नमः ॐ दशाङ्गं गुक्कुलो धूपं सुमन्तं सुमनोहरम् आग्रेजः सर्वदेवानां धूपोऽजं प्रतिघृक्ष्यता परलक्ष्म्यम्भिका जै नमः धूपमाग्रा भजामि मानो हिगुंसेद्दातपेधो कामस्वं बुरुडं जगदे अभिभ्रदग्नः गदे सृजामा परिपादजा परलक्ष्म्यम्भिका च नमः प्रत्यक्षदीपं सुन्दरेण जामि भूर्भुवः शुभः भूगीफलतमायुक्तं नाहवल्लीतलैरुतं कर्पूरचूर्णसंयुक्तं ताम्बूलं प्रतिघृत्यता परलक्ष्म्यम्भिका च नमः घृतकुलाण्डं महानिवेद्यं निवेदयामि फलवर्गं महानिवेद्यं निवेदयामि निवेद्यानन्तरमाचमनीयं समर्पयामि मधुरस्तु नः पिता मधुमानो वनस्पतिर्मधुमागमस्तु सूर्यः मा दीर्घावो भवन्तु नः मधु मधु मधु मृगर्ते नमः ॐ विद्याय नमः ॐ सर्वभूतप्रदाय नमः ॐ श्रद्धाय नमः ॐ विभूत्यै नमः ॐ सुरभ्यै नमः ॐ परमात्मिकाय नमः ॐ वाचे नमः ॐ पद्मालयाय नमः ॐ पद्मायै नमः ॐ सुतेन नमः ॐ स्वाहाय नमः ॐ स्वदायै नमः ॐ सुधायै नमः ॐ धन्यायै नमः ॐ हिरण्मयै नमः ॐ लक्ष्मी नमः ॐ नित्यपुट्टाय नमः ॐ विभावद्यै नमः ॐ आदित्यै नमः ॐ दीप्तै नमः ॐ दीप्ताय नमः ॐ वसुधाय नमः ॐ वसुधारिण्ये नमः ॐ कमलायै नमः ॐ कान्ताय नमः ॐ कामाक्ष्यै नमः ॐ क्रोधसम्भवाय नमः ॐ अनुग्रहप्रदाय नमः ॐ बुद्ध्यै नमः ॐ अनकाय नमः ॐ हरिवल्लभाय नमः ॐ अशोकाय नमः ॐ अमृताय नमः ॐ दीप्ताय नमः ॐ लोकशोकविनाशिन्ये नमः ॐ धर्मनिलयाय नमः ॐ करुणाय नमः ॐ लोकमात्रे नमः ॐ पद्मप्रियाय नमः ॐ पद्मस्थाय नमः ॐ पद्माक्ष्यै नमः ॐ पद्मसुन्दर्यै नमः ॐ पद्मोद्भवाय नमः ॐ पद्ममुख्यै नमः ॐ पद्मनाभप्रियाय नमः ॐ रमायै नमः ॐ पद्ममालात्राय नमः ॐ देव्यै नमः ॐ पद्मिन्ये नमः ॐ पद्मगान्धिन्ये नमः ॐ पुण्यकन्ताय नमः ॐ सुप्रसन्नाय नमः ॐ प्रसादाभिमुख्यै नमः ॐ प्रभायै नमः ॐ चन्द्रवदनाय नमः ॐ चन्द्रसहोदर्यै नमः ॐ चतुर्भुजाय नमः ॐ चन्द्ररूपाय नमः ॐ इन्द्राय नमः ॐ इन्दुशीतलाय नमः ॐ आक्लाजिरण्ये नमः ॐ पुष्ट्ये नमः ॐ शिवायै नमः ॐ शिवगर्ग्ये नमः ॐ शक्त्यै नमः ॐ विमलायै नमः ॐ विश्वजिरण्ये नमः ॐ दुष्ट्यै नमः ॐ दारिद्र्यनाशिन्ये नमः ॐ प्रेतपुष्करिण्ये नमः ॐ शान्ताय नमः ॐ शुक्लमाल्याम्राय नमः ॐ बिल्वनिलयाय नमः ॐ वरारोगाय नमः ॐ यशस्मिन्ये नमः ॐ वसुन्धराय नमः ॐ उदाराङ्काय नमः ॐ हरिण्ये नमः ॐ हेमारिण्ये नमः ॐ धनधान्यगर्ग्ये नमः ॐ सिद्धये नमः ॐ त्रैणसौम्याय नमः ॐ शुभप्रदाय नमः ॐ निर्भवेत्मकधानन्दाय नमः ॐ वरलक्ष्म्यै नमः ॐ वसुप्रदाय नमः ॐ शुभाय्यै नमः ॐ हिरण्यप्राहाराय नमः ॐ समुद्रधनयाय नमः ॐ जयाय नमः ॐ मङ्गलाय नमः ॐ विष्णुवस्त्रस्थलस्थिताय नमः ॐ विष्णुपत्ये नमः ॐ प्रसन्नाक्ष्यै नमः ॐ नारायणसमात्रिताय नमः ॐ दारिद्र्यध्वंसिन्ये नमः ॐ अम्बाय नमः ॐ देव्यै नमः ॐ सर्वभूतवारिण्ये नमः ॐ नवदुर्गाय नमः ॐ महाकाल्यै नमः ॐ ब्रह्म विष्णु शिवात्म्याय नमः ॐ त्रिकालज्ञानसम्पन्नाय नमः ॐ श्री भुवनेश्वर्यै नमः ॐ विजयलक्ष्म्यै नमः ॐ वीरलक्ष्म्यै नमः ॐ सन्तानलक्ष्म्यै नमः ॐ सौभाग्यलक्ष्म्यै नमः ॐ गजलक्ष्म्यै नमः ॐ अन्नलक्ष्म्यै नमः ॐ योगलक्ष्म्यै नमः ॐ महालक्ष्म्यै नमः ॐ ॐ लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेवनिधां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगं त्वां त्रैलोक्यकुटुम्बिने मातरं नमामि कमले कमलायुधाक्षै श्रीविष्णुकृते कमलवासिनि विश्वमाताः क्षीरोदजे कमलकोमलकर्पकौरि लक्ष्मी प्रसीदसतं नमदां शरण्ये अङ्गं हरे पुलकभूषणमाश्रयन्तीं भृङ्गाङ्गनेव मुघलाभरणं तवालम् അംഗീകൃതായ ഭൂതിർമാംഗലീല മാംഗല്യദാസ്തു മമംഗള ദേവതായ നാനാവിധാനി പരിമല പത്ര പുഷ്പാഞ്ജലി പൂജ ഓം ജോപാം പുഷ്പം വേദ ചന്ദ്രമാവാം പുഷ്പം യദേവം വേദ ആയതനവാൻ ഭവതി അഗ്നിർവാ അപാമായതനം വാജുർവാ അപാമായതനം അസൗ വേദപന്നപാമായതനം നക്ഷത്രാണി വാ അപാമായതനം ചന്ദ്രമാവ അപാമായതനം പർജന്യോ വാ അപാമായതനം സംവത്സരോ വാ അപാമായതനം യത് സംവത്സരസ്യായതനം വേദ ആപോ വേദംവത്സരസ്യായതനം യദേവം വേദ പ്രത്യേവ തിഷ്ഠതി ഗുരുക്രമ പുരസ്കൃതേ ഗുണധരീര നിത്യോജ്വലേ കടംഗ പരിപാലിതേ കലിതേഷു പുഷ്പാഞ്ജലി ഐം ശ്രീം ഹ്രീം അർക്കജമ്പകപുണ്ണാഗനന്ദ്യവർത്തൽജപാടലീ ബൃഹദീകരവീരം ച ദ്രോണം ചൈവാഷ്ടപുഷ്പകം ഐം ശ്രീം ഹ്രീം പരലക്ഷ്മംബികാദീ നമഃ സാംഗോപാംഗവേദോക്തമന്ത്രപുഷ്പാഞ്ജലിം സമർപ്പയാമി ഓം അഗ്നിമീലേ പുരോഹിതം യജ്ഞസ്യ ദേവമൃതുജം ഹരി ഓം ഹരി ഓം ഹരിവോംഗ്നേർദംബാദിനകരശൂന്യമഗ്നിം പ്രണയതി പ്രയാകരം വ്യക്തവ്യക്തകം സനാതനം ഓം വക്രാബ്ജേ ഭാഗ്യലക്ഷ്മി കരതല കമലേ സർവതാ ധാന്യലക്ഷ്മി ദുർദണ്ഡേ വീരലക്ഷ്മി ഹൃദയ സരസിജേ പൂർണകാരുണ്യലക്ഷ്മി സർവാംഗേ സൗമ്യലക്ഷ്മി സരസി ഗുണഗണ ആഡംബരേ കീർത്തിലക്ഷ്മി ജിഹ്വാഗ്രേ സത്യലക്ഷ്മി ഭവതു തവസദാ സർവസാമ്രാജ്യലക്ഷ്മി മണ്ണിൽ നല്ല വണ്ണം വാഴലാം വൈകലോ മണ്ണിൽ നല്ല വണ്ണം വാഴലാം വൈകലോ എണ്ണിൽ നല്ലതൊരു യാതുമോർ കുറവിലൈ കണ്ണിൽ നല്ലതൊരോ കടുമലർ വളനക പെണ്ണിൽ നല്ലാഴോടോ പെരുന്തകൈ ഇരുന്നതേ ഓം വാൺമുകിൽ വലാതെ പെയ്ക മണിവളം സുരക്ക മണ്ടൻ കോൺമുറൈ അരസ്ത്രീക കുറവിലാതൊരുകൾ വാഴുക കരങ്കൽ ഓങ്കുക നർത്തമം മേല്യം നൽകുക മേന്മൈകൾ സൈവനീതി വിളങ്ങുക ഉലകമെല്ലാം ആരാണവ പാർവതേ പതേ ആ ദേവ തിന്നാളുടെ ശിവനെ പോറ്റി ഓം േ വിട്ടു പത്നീ ധീമഹേ തന്നോ ലക്ഷ്മി പ്രചോദയാത് ഓം സുമംഗലീരിയം മധുരിമാകം സമേ തപസ്യത సౌభాగ్యమస్తే ధత్వా యాదాశ్రమ విపరీతన ఇమాం తమింద్రమేద్వ సువత్రాం సుభగాం గురు రకాస్యా పుత్రాణా హి దేహి పతిమేకాదశం కృతి అక్షన్నవేవ దంత్యః ప్రియా అధోరథ అధోరథస్వభావో విప్రాణమిట్టజామతి యోజాన్విందతే హరే. ఐం శ్రీం హ్రీం పరలక్ష్మంబికాదీ నమః. లోకక్షేమార్థే జమానక్షేమార్థే ఆనందకోలాహల కల్పూర నీరాజన జ్యోతిః నీరాజనానంతరయాతమనీయం సమర్పజామి అథ రక్షాంధారజామి.